కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం సప్తమకాండే పంచమ ప్రభాషకస్య గణపాఠ ప్రారంభః. గావో వై వై గావో గావో వా ఏతదేతత్వై గావో గావో వా ఏతత్ వా ఏతదేతత్వై వా ఏతత్ సత్రగుం సత్రమేతత్వై వా ఏతత్ సత్రం ఏతత్ సత్రగుం సత్రమేతదేతత్ సత్రమాసత సత సత్రమేతదేతత్ సత్రమాసత సత్రమాసత సత సత్రగుం సత్రమాసత శృంగా అశృంగా ఆసత సత్రగుం సత్రమాసత శృంగా ఆసత శృంగా అశృంగా ఆసత సత శృంగా సతి సతి అశృంగా ఆసత సత శృంగా సతి అశృంగా సతి సతిర శృంగా అశృంగా సతి శృంగాణి శృంగాణి సతిర శృంగా అశృంగా సతి శృంగాణి సతీ శృంగాణి శృంగాణి సతీ సతీ శృంగాణి నో న శృంగాణి సతీ సతీ శృంగాణి నః శృంగాణి నో న శృంగాణి శృంగాణి నో జాయంతై జాయంతై న శృంగాణి శృంగాణి నో జాయంతై నో జాయంతై జాయంతై నో నో జాయంత ఇది జాయంతై నో నో జాయంత ఇది జాయంత ఇది జాయంతై జాయంత ఇది కామేన కామేనేతి జాయంతై జాయంత ఇది కామేన ఇది కామేన కామేనేతి కామేన తాసాం తాసాం కామేనేతి కామేన తాసాం కామేన తాసాం తాసాం కామేన కామేన తాసాం దశ దశతాసాం కామేన కామేన తాసాం దశ తాసాం దశ దశతాసాం తాసాం దశమాసా మాసా దశతాసాం తాసాం దశమాసా దశమాసా మాసా దశ దశమాసా నిషణ్ణా నిషణ్ణా మాసా దశ దశమాసా నిషణ్ణా మాసా నిషణ్ణా నిషణ్ణా మాసా మాసా నిషణ్ణా ఆసన్ మాసన్ నిషణ్ణా మాసా మాసా నిషణ్ణా ఆసన్ నిషణ్ణా ఆసన్నా సన్నిషణ్ణా నిషణ్ణా ఆసన్నథా సన్నిషణ్ణా నిషణ్ణా ఆసన్నథ నిషణ్ణా ఇది సన్నా ఆసన్నథా సన్నా సన్నథ శృంగాణి శృంగాణ్యథా సన్నా సన్నథ శృంగాణి అథ శృంగాణి శృంగాణ్యథాథ శృంగాణ్య జాయంత జాయంత శృంగాణ్యథాథ శృంగాణ్య జాయంత శృంగాణ్య జాయంత జాయంత శృంగాణి శృంగాణ్య జాయంత తాస్త అజాయంత శృంగాణి శృంగాణ్య జాయంత అజాయంత తాస్త అజాయంత జాయంత ఉదుత్త అజాయంత జాయంత ఉదు తా ఉదుత్తాస్త ఉదతిష్టన్న తిష్టన్నుత్తాస్త ఉదతిష్టన్న ఉదతిష్టన్న తిష్టన్ను దుదతిష్టన్న రాత్స్మారాత్స్మా తిష్టన్ను దుదతిష్టన్న రాత్స్మా అతిష్టన్న రాత్స్మారాత్స్మా తిష్టన్న తిష్టన్న రాత్స్మేదీత్యరాత్స్మా తిష్టన్న తిష్టన్న రాత్స్మేది రాత్స్మేదీత్య రాత్స్మా రాత్స్మేత్యథాథేత్య రాత్స్మా రాత్స్మేత్యథ ఇత్యథాథేదీత్యథయా సాయ్యా సామథేదీత్యథయా సాం అథయా సాయ్యా సామథాథయా సాన్ననయా సామథాథయా సాన్న యా సాన్ననయా సాయ్యా సాన్నా జాయంత జాయంతనయా సాయ్యా సాన్నా జాయంత నా జాయంత జాయంతననా జాయంతతాస్త అజాయంతననా జాయంతతా అజాయంతతాస్త అజాయంత జాయంతత సంవత్సరకు సంవత్సరం తా అజాయంత జాయంతత సంవత్సరం తా సంవత్సరకు సంవత్సరం తాస్త సంవత్సరమాప్త్వా సంవత్సరం తాస్త సంవత్సరమాప్త్వా సంవత్సరమాప్త్వా సంవత్సరకు సంవత్సరమాప్త్వోదుదాప్త్వా సంవత్సరకు సంవత్సరమాప్త్వోద్ సంవత్సరమితి సంవత్సరం ఆప్త్వోదుదాప్త్వా త్వోదతిష్టన్నతిష్టన్నుదాప్త్వా త్వోదతిష్టన్ ఉదతిష్టన్నతిష్టన్ను దురతిష్టన్నరాత్స్మాదాత్స్మాదిష్టన్ను దురతిష్టన్నరాత్స్మా అతిష్టన్నరాత్స్మారాత్స్మాదిష్టన్నతిష్టన్నరాత్స్మేదీత్యరాత్స్మాదిష్టన్నతిష్టన్నరాత్స్మేది అరాత్స్మేదీత్యరాత్స్మారాత్స్మేదియా సాంగ్యా సామిత్యరాత్స్మారాత్స్మేదియా సాం ఇదియా సాంగ్యా సామితి దియా సాంచ జయా సామితి దియా సాంచ యాసాం చయా సాంగ్యా సాంచాయంత జాయంత చాయా సాంగ్యా సాంచాయంత చాయంత జాయంత చాయంత యా సాంగ్యా సామజాయంత చాయంత యాసాం అజాయంతయా సాంగ్యా సామజాయంత జాయంత యాసాం చయా సామజాయంత జాయంత యాసాం చ యాసాంచయా సాంగ్యాసాంచనన చయా సాంగ్యాసాంచన చనన చ చనతాస్తాన చ చనతా నతాస్తాననతా ఉభయేరుభయేస్తాననతా ఉభయేః తా ఉభయేరుభయేస్తాస్తా ఉభయేరుదుభయేస్తాస్తా ఉభయేరుదు ఉభయేరుదుభయేరుభయేరుదతిష్టన్నతిష్టన్నుభయేరుభయేరుదతిష్టన్న ఉదతిష్టన్నతిష్టన్నుదరతిష్టన్నరాత్స్మారాత్స్మాదిష్టన్నుదరతిష్టన్నరాత్స్మాదిష్టన్నరాత్స్మారాత్స్మాదిష్టన్నతిష్టన్నరాత్స్మేదీత్యరాత్స్మాదిష్టన్నతిష్టన్నరాత్స్మేది రాత్స్మేదీత్యరాత్స్మారాత్స్మేతి గోసత్రం గోసత్రమిత్యరాత్స్మారాత్స్మేతి గోసత్రం ఇది గోసత్రం గోసత్రమిదీతి గోసత్రం వై వై గోసత్రమిదీతి గోసత్రం వై గోసత్రం వై వై గోసత్రం గోసత్రం వై సంవత్సరః సంవత్సరో వై గోసత్రం గోసత్రం వై సంవత్సరః గోసత్రమిది గోసత్రం వై సంవత్సరస్ సంవత్సరో వై వై సంవత్సరో ఏ సంవత్సరో ఏ సంవత్సరస్ సంవత్సరో ఏ సంవత్సరస్ సంవత్సరో ఏ సంవత్సర ఇది సంవత్సర ఏ విద్వాగుంసో విద్వాగుంస ఏ విద్వాగుంస సత్రాభిజితమిది సత్రాభిజితం హ్యస్యాస్యైః హ్యస్యేతస్మాత్ తస్మాదస్యైః హ్యస్యేతస్మాత్ అస్యేతస్మాత్ తస్మాదస్యాస్యేతస్మాత్ సంవత్సరసదః సంవత్సరసదస్తస్మాదస్యాస్యేతస్మాత్ సంవత్సరసదః యస్మాత్ సంవత్సరసదః సంవత్సరసదస్తస్మాత్ సంవత్సరసదో యద్యత్ సంవత్సరసదస్తస్మాత్ సంవత్సరసదో యద్ సంవత్సరసదో యద్యత్ సంవత్సరసదః సంవత్సరసదో యత్కిం యత్ సంవత్సరసదః సంవత్సరసదో యత్కిం సంవత్సరసద ఇది సంవత్సరసదః యత్కిం యద్యత్కిం చ గృహే గృహే చకిం చ గృహే గృహే గృహే చ గృహే క్రియతే తత్ క్రియతే గృహే క్రియతే తదాప్తమవరుద్ధమవరుద్ధం ప్లవంతే ప్లవంతే ప్రప్లవంతే ప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్లవంతే ప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప్లవంతే ప్రప్రప సముద్రస్య సముద్రస్య వై యో యో వై సముద్రస్య వై సముద్రస్య సముద్రస్య వై వై సముద్రస్య భారం భారగో సముద్రస్య వై వై సముద్రస్య భారం సముద్రస్య భారం భారగో సముద్రస్య సముద్రస్య భారన్న భారగో సముద్రస్య సముద్రస్య భారన్న భారన్న భారం భారన్న పశ్యతి పశ్యతి న భారం భారన్న పశ్యతి నవశ్యతి పశ్యతి నవశ్యతి నవశ్యతి నవశ్యతి పశ్యతి నవశ్యతి పశ్యతి నవై వై నవశ్యతి పశ్యతి నవై నవై వై నవై సస వై నవై సహ వై సస వై వై సతతస్త స వై వై సతత సతతస్తస్త సతత ఉదుత్తస్త సతత ఉదు తత ఉదుత్తస్తత ఉదేత్యేత్యుత్తస్తత ఉదేతి ఉదేత్యేత్యుదేతి సంవత్సర సంవత్సర ఏత్యుదేతి సంవత్సర ఏది సంవత్సర సంవత్సర ఏతి సంవత్సరో వై వై సంవత్సర ఏతి సంవత్సరో వై సంవత్సరో వై వై సంవత్సర సంవత్సరో వై సముద్ర సముద్రో వై సంవత్సర సంవత్సరో వై సముద్ర వై సంవత్సర వై సముద్ర సముద్రో వై వై సముద్రస్తస్య సముద్రో వై వై సముద్రస్తస్య సముద్రస్తస్య సముద్రస్ సముద్రస్తస్యైతదేతత్తస్య సముద్రస్ సముద్రస్తస్యైతద్ తస్యైతదేతత్తస్యైతత్పారం పారమేతత్తస్యైతత్పారం ఏతత్పారం పారమేతదేతత్పారయ్యద్యత్పారమేతదేతత్పారయ్యద్ పారయ్యద్యత్పారం పారయ్యదతి రాత్రావతి రాత్రో యత్పారం పారయ్యదతి రాత్రౌ యదతి రాత్రావతి రాత్రో యద్యదతి రాత్రౌ ఏతి రాత్రౌ యద్యదతి రాత్రౌ రాత్రౌ ఏతి రాత్రావతి రాత్రౌ ఏవమేవేతి రాత్రావతి రాత్రౌ ఏవం అతిరాత్రావిద్యతి రాత్రౌ ఏవమేవేయ ఏవం విద్వాగుంసో విద్వాగుంస ఏవేయ ఏవం విద్వాగుంస ఏవం విద్వాగుంసో విద్వాగుంస ఏవమేవం విద్వాగుంస సంవత్సరగుం సంవత్సరం విద్వాగుంస ఏవమేవం విద్వాగుంస సంవత్సరం విద్వాగుంస సంవత్సరగుం సంవత్సరం విద్వాగుంసో విద్వాగుంస సంవత్సరం ఉపయంతి పయంతి సంవత్సరం విద్వాగుంసో విద్వాగుంస సంవత్సరం ఉపయంతి సంవత్సరముపయంతి పయంతి సంవత్సరగుం సంవత్సరముపయంతినా ఉపయంతి సంవత్సరగుం సంవత్సరముపయంతినా సంవత్సరమితి సంవత్సరం ఉపయంజనా అనార్త ఉపయంచి భయంజనార్త ఏవైవానార్త ఉపయంచి భయంజనార్త ఏవ ఉపయంతీర్చి భాయంతి అనార్త ఏవైవానార్త అనార్త ఏవోదృశమృశమేవానార్త అనార్త ఏవోదృశం ఏవోదృశమృశమేవైవోదృశం గచ్చంతి గచ్చంతి దృశమేవైవోదృశం గచ్చంతి ఉదృజం గచ్చంతి గచ్చంతి దృశమృజం గచ్చంతీయమియం గచ్చంతి దృశమృజం గచ్చంతీయం విదృశమిత్యుదృజం గచ్చంతీయమియం గచ్చంతి గచ్చంతీయం వై వా ఇయం గచ్చంతి గచ్చంతీయం వై ఇయం వై వా ఇయమియం వై పూర్వః పూర్వో వా ఇయమియం వై పూర్వః వై పూర్వః పూర్వో వై వై పూర్వోతి రాత్రోతి రాత్రః పూర్వో వై వై పూర్వోతి రాత్రః పూర్వోతి రాత్రోతి రాత్రః పూర్వః పూర్వోతి రాత్రోసావసావతి రాత్రః పూర్వః పూర్వోతి రాత్రోసౌ అతి రాత్రోసావసావతి రాత్రోతి రాత్రోసా ఉత్తర ఉత్తరోసావతి రాత్రోతి రాత్రోసా ఉత్తర అతిరాత్ర ఇత్యది రాత్ర అసా ఉత్తర ఉత్తరోసావసావృత్తరోమనోమన ఉత్తరోసావసావృత్తరోమన ఉత్తరోమనోమన ఉత్తర ఉత్తరోమనః పూర్వః పూర్వోమన ఉత్తర ఉత్తరోమనః పూర్వః పూర్వోవాగ్మాగ్పూర్వోమనోమనఃపూర్వోవాగ్మాగ్పూర్వోవాగ్మాగ్పూర్వోవాగుత్తర ఉత్తరోవాగ్పూర్వఃపూర్వోవాగుత్తర వాగుత్తర ఉత్తరోవాగ్వాగుత్తరః ప్రాణ ప్రాణ ఉత్తరోవాగ్వాగుత్తరః ప్రాణ ఉత్తరః ప్రాణ ప్రాణ ఉత్తర ఉత్తరః ప్రాణఃపూర్వఃపూర్వః ప్రాణ ఉత్తర ఉత్తరః ప్రాణఃపూర్వః ఉత్తర ఇత్యుదుత్తరః ప్రాణఃపూర్వఃపూర్వః ప్రాణ ప్రాణఃపూర్వో ప్రాణో పానఃపూర్వః ప్రాణ ప్రాణఃపూర్వో పాన ప్రాణ ఇది ప్రాణ పూర్వో పానో పానఃపూర్వః పూర్వో పాన ఉత్తర ఉత్తరో పానఃపూర్వఃపూర్వో పాన ఉత్తర పాన ఉత్తర ఉత్తరో పానో పాన ఉత్తరః ప్రరోధనం ప్రరోధనముత్తరో పానో పాన ఉత్తరః ప్రరోధనం అపాన ఇత్యపాన ఉత్తర ప్రరోధనం ప్రరోధనముత్తర ఉత్తరః ప్రరోధనం పూర్వః పూర్వః ప్రరోధనముత్తర ఉత్తరః ప్రరోధనం పూర్వః ఉత్తర ఇత్యుదుతరః ప్రరోధనం పూర్వః పూర్వః ప్రరోధనం ప్రరోధనం పూర్వ ఉదయనముదయనం పూర్వః ప్రరోధనం ప్రరోధనం పూర్వ ఉదయనం ప్రరోధనమితి ప్రరోధనం పూర్వ ఉదయనముదయనం పూర్వః పూర్వ ఉదయనముత్తర ఉత్తర ఉదయనం పూర్వః పూర్వ ఉదయనముత్తరః ఉదయనముత్తర ఉత్తర ఉదయనముదయనముత్తరో జ్యోతిష్టోమ జ్యోతిష్టోమ ఉత్తర ఉదయనముదయనముత్తరో జ్యోతిష్టోమ ఉదయనమిత్యుదయనం ఉత్తరో జ్యోతిష్టోమ జ్యోతిష్టోమ ఉత్తర ఉత్తరో జ్యోతిష్టోమో వైశ్వానరో వైశ్వానరో జ్యోతిష్టోమ ఉత్తర ఉత్తరో జ్యోతిష్టోమో వైశ్వానర ఉత్తర ఇత్యుదోదరః జ్యోతిష్టోమో వైశ్వానరో వైశ్వానరో జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో వైశ్వానరోతి రాత్రోతి రాత్రో వైశ్వానరో జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో వైశ్వానరోతి రాత్ర జ్యోతిష్టోమ ఇది జ్యోతిష్టోమ వైశ్వానరోతి రాత్రోతి రాత్రో వైశ్వానరో వైశ్వానరోతి రాత్రో భవతి భవత్యతి రాత్రో వైశ్వానరో వైశ్వానరోతి రాత్రో భవతి అతి రాత్రో భవతి భవత్యతి రాత్రోతి రాత్రో భవతి జ్యోతిర్జ్యోతిర్భవత్యతి రాత్రోతి రాత్రో భవతి జ్యోతి అతిరాత్ర ఇత్యతి రాత్ర భవతి జ్యోతిర్జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవైవ జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవ జ్యోతిరేవైవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ పురస్తాదేవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ దధతే దధతే పురస్తాదేవైవ పురస్తాత్ దధతే పురస్తాదేవర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గ

భవతి చతుర్విగుంశతిశ్చతుర్విగుంశతిర్భవతి భవతి సంవత్సర అదుష్ృదుషు సంవత్సరస్ సంవత్సర అదుష్వే వైవర్తుషు సంవత్సరస్ సంవత్సర అదుష్వేవ సంవత్సర ఇది సంవత్సర అదుష్వే వైవర్తుష్ృదుష్వే సంవత్సరే సంవత్సర ఏ వర్తుష్ృదుష్వే సంవత్సరే ఏ సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టంది సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది గౌర్గౌష్టిష్టంది ప్రతి ప్రతిష్టంది గౌష్టిష్టంది గౌర్గౌష్టిష్టంది తిష్టంది గౌష్టిష్టంది తిష్టంది గౌష్ట గౌష్ట గౌర్గౌష్టాయురాయుష్ట గౌర్గౌష్టాయు చాయురాయుష్టాయుష్టాయుష్టాయుష్ట ఆయుష్టాయురాయుష్ట మధ్యతో మధ్యతశ్చాయురాయుష్ట మధ్యద చ మధ్యతో మధ్యతశ్చ మధ్యతస్తోమౌ స్తోమో మధ్యతశ్చ మధ్యతస్తోమౌ మధ్యతస్తోమౌ స్తోమో మధ్యతో మధ్యతస్తోమో భవతో భవతస్తోమో మధ్యతో మధ్యతస్తోమో భవత స్తోమో భవతో భవత స్తోమో స్తోమో భవత సంవత్సరస్య సంవత్సరస్య భవత స్తోమో స్తోమో భవత సంవత్సరస్య భవత సంవత్సరస్య సంవత్సరస్య భవతో భవత సంవత్సరస్యైవైవ సంవత్సరస్య భవతో భవత సంవత్సరస్యైవ సంవత్సరస్యైవైవ సంవత్సరస్య సంవత్సరస్యైవ దత్తదేవ సంవత్సరస్య సంవత్సరస్యైవ దత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య ఏవ దత్తదేవైవ తన్మిథునం మిథునం తదేవైవ తన్మిథునం తన్మిథునం మిథునం తత్తన్మిథునం మధ్యతో మధ్యతో మిథునం తత్తన్మిథునం మధ్యద మిథునం మధ్యతో మధ్యతో మిథునం మిథునం మధ్యతో దధతిథో మిథునం మిథునం మధ్యతో దధతి మధ్యతో దధతి దధతి మధ్యతో మధ్యతో దధతి ప్రజననాయ ప్రజననాయ దధతి మధ్యతో మధ్యతో దధతి ప్రజననాయ దధతి ప్రజననాయ ప్రజననాయ దధతి దధతి ప్రజననాయ జ్యోతి జ్యోతి ప్రజననాయ దధతి దధతి ప్రజననాయ జ్యోతి ప్రజననాయ జ్యోతి జ్యోతి ప్రజననాయ ప్రజననాయ జ్యోతిరభితోభితో జ్యోతి ప్రజననాయ ప్రజననాయ జ్యోతిరభిత ప్రజననాయేతి ప్రజననాయ జ్యోతిరభితోభితో జ్యోతిర్జ్యోతిరభితో భవతి భవత్యభితో జ్యోతిర్జ్యోతిరభితో భవతి అభితో భవతి భవత్యభితోభితో భవతి విమోచనం విమోచనం భవత్యభితోభితో భవతి విమోచనం భవతి విమోచనం విమోచనం భవతి భవతి విమోచనమేవైవ విమోచనం భవతి భవతి విమోచనమేవ విమోచనమేవైవ విమోచనం విమోచనమేవ తత్తదేవ విమోచనం విమోచనమేవ తత్ విమోచనమితి విమోచనం ఏవ తత్తదేవైవ తచ్ఛందాగుంసి ఛందాగుంసి తదేవైవ తచ్ఛందాగుంసి తచ్ఛందాగుంసి ఛందాగుంసి తత్తచ్ఛందాగుస్యేవైవ ఛందాగుంసి తత్తచ్ఛందాగుస్యేవ ఛందాగుస్యేవైవ ఛందాగుంసి ఛందాగుస్యేవ తత్తదేవ ఛందాగుంసి ఛందాగుస్యేవ తత్ ఏవ తత్తదేవైవ తద్విమోకం విమోకం తదేవైవ తద్విమోకం తద్విమోకం విమోకం తద్విమోకయంతి యంతి విమోకం తద్విమోకయంతి విమోకయంతి యంతి విమోకం విమోకయంత్యథో అథో యంతి విమోకం విమోకయంత్యథో విమోకమితి విమోకం యంత్యథో అథో యంతి యంత్యథో ఉభయతో జ్యోతిషోభయతో జ్యోతిషాథో యంతి యంత్యథో ఉభయతో జ్యోతిషా అథో ఉభయతో జ్యోతిషోభయతో జ్యోతిషాథో అథో ఉభయతో జ్యోతిషైవైవోభయతో జ్యోతిషాథో అథో ఉభయతో జ్యోతిషైవ అథో ఇత్యథో ఉభయతో జ్యోతిషైవైవోభయతో జ్యోతిషోభయతో జ్యోతిషైవ షడహేన షడహేనైవోభయతో జ్యోతిషోభయతో జ్యోతిషైవ షడహేన భయతో జ్యోతిషేత్యుభయత జ్యోతిష ఏవ షడహేన షడహేనైవైవ షడహేన సువర్గగుంసు వర్గగుం షడహేనైవైవ షడహేన సువర్గం షడహేన సువర్గగుంసు వర్గగుం షడహేన షడహేన సువర్గం లోకం లోకగుంసు వర్గగుం షడహేన షడహేన సువర్గం లోకం షడహేనేతి షడ్ అహేన సువర్గం లోకం లోకగుంసు వర్గగుంసు వర్గం లోకయ్యంతి యంతి లోకగుంసు వర్గగుంసు వర్గం లోకయ్యంతి సువర్గమితి సువహకం లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో యంతి లోకం లోకయ్యంతి బ్రహ్మవాదినః యంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో యంతి యంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో యంతి యంతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంత్యాసత ఆసతే వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంత్యాసతే బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంత్యాసత ఆసతే వదంతి వదంత్యాసతేకేన కేనాసతే వదంతి వదంత్యాసతేకేన ఆసతేకేన కేనాసత ఆసతేకేన యంతి యంతి కేనాసత ఆసతేకేన యంతి కేన యంతి యంతి కేన కేన యంతీతీతి యంతి కేన కేన యంతీతి యంతీతీతి యంతి యంతీతి దేవయానేన దేవయానేనేతి యంతి యంతీతి దేవయానేన

మనుష్యలోకాది మనుష్యాద్ ఏవాన్యమన్యమన్యమన్యమేవైవాన్యమన్యం దేవలోకం దేవలోకమన్యమన్యమేవైవాన్యమన్యం దేవలోకం అన్యమన్యం దేవలోకం దేవలోకమన్యమన్యమన్యమన్యం దేవలోకమభ్యారోహంతోభ్యారోహంతో దేవలోకమన్యమన్యమన్యమన్యం దేవలోకమభ్యారోహంత అన్యమన్యమిత్యన్యం అన్యం దేవలోకమభ్యారోహంతోభ్యారోహంతో దేవలోకం దేవలోకమభ్యారోహంతో ఇంద్రియంద్రియభ్యారోహంతో దేవలోకం దేవలోకమభ్యారోహంతో ఇంది దేవలోకమితి దేవాలోకం అభ్యారోహంతో ఇంద్రియంద్రియభ్యారోహంతోభ్యారోహంతో ఇంద్రివివృత్తో వివృత్తోంద్రిభ్యారోహంతోభ్యారోహంతో ఇంద్రివివృత్త అభ్యారోహంత ఇత్యభి ఆరోహంత ఎమిజభివర్తో వివర్తోయంతింద్రివివర్తో బ్రహ్మసామం బ్రహ్మసామము వివర్తోయంతింద్రివివర్తో బ్రహ్మసామం అవివర్తో బ్రహ్మసామం బ్రహ్మసామము వివర్తో బ్రహ్మసామం భవతి భవతి బ్రహ్మసామము వివర్తో బ్రహ్మసామం భవతి అవివర్త ఇత్యవివర్త బ్రహ్మసామం భవతి భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి సువర్గస్య సువర్గస్య భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి సువర్గస్య బ్రహ్మసామయ బ్రహ్మసామం భవతి సువర్గస్య సువర్గస్య భవతి భవతి సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య భవతి భవతి సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యావివృత్య అభివృత్తి లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యావివృత్తి సువర్గస్యేతి సువర్గస్య లోకస్యావివృత్యా అభివృత్తి లోకస్య లోకస్యావివృత్యా అభిజిత భిజిత అభివృత్తి లోకస్య లోకస్యావివృత్యా అభిజిత అభివృత్యా అభిజిత భిజిత అభివృత్యా అభివృత్యా అభిజిత్ భవతి భవత్య భిజిత అభివృత్యా అభివృత్యా అభిజిత్ భవతి అభివృత్యాభివృత్తి అభిజిత్ భవతి భవత్య భిజిత భిజిత్ భవతి సువర్గస్య సువర్గస్య భవత్య భిజిత భిజిత్ భవతి సువర్గస్య అభిజిత్యభిజిత్ భవతి సువర్గస్య సువర్గస్య భవతి భవతి సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య భవతి భవతి సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యాభిజిత్యా అభిజిత్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యాభిజిత్యై సువర్గస్యేతి సువర్గస్య లోకస్యాభిజిత్యా అభిజిత్యై లోకస్య లోకస్యాభిజిత్యై విశ్వజిత్ విశ్వజిత్ అభిజిత్యై లోకస్య లోకస్యాభిజిత్యై విశ్వజిత్ అభిజిత్యై విశ్వజిత్ విశ్వజిత్ అభిజిత్యా అభిజిత్యై విశ్వజిత్ భవతి భవతి విశ్వజిత్ అభిజిత్యా అభిజిత్యై విశ్వజిత్ భవతి అభిజిత్యా ఇత్యభిజిత్యై విశ్వజిత్ భవతి భవతి విశ్వజిత్ విశ్వజిత్ భవతి విశ్వస్య విశ్వస్య భవతి విశ్వజిత్ విశ్వజిత్ భవతి విశ్వస్య విశ్వజిదితి విశ్వజిత్ భవతి విశ్వస్య విశ్వస్య భవతి భవతి విశ్వస్య జిత్యై జిత్యై విశ్వస్య భవతి భవతి విశ్వస్య జిత్యై విశ్వస్య జిత్యై జిత్యై విశ్వస్య విశ్వస్య జిత్యై మాసి మాసి మాసి మాసి జిత్యై విశ్వస్య విశ్వస్య జిత్యై మాసి మాసి జిత్యై మాసి మాసి మాసి మాసి జిత్యై జిత్యై మాసి మాసి పృష్ఠాని పృష్ఠాని మాసి మాసి జిత్యై జిత్యై మాసి మాసి పృష్ఠాని మాసి మాసి పృష్ఠాని పృష్ఠాని మాసి మాసి మాసి మాసి పృష్ఠాన్యుపోప పృష్ఠాని మాసి మాసి మాసి మాసి పృష్ఠాన్యుప మాసి మాసీది మాసి మాసి పృష్ఠాన్యుపోప పృష్ఠాని పృష్ఠాన్యుపయంతి ఎంచుప పృష్ఠాని పృష్ఠాన్యుపయంతి ఉపయంతి ఎంచుపోపయంతి మాసి మాసి మాసి మాసి ఎంచుపోపయంతి మాసి మాసి మాసి మాసి మాసి మాసి ఇంది ఇంది మాసి మాస్తి గ్రాహ్యా అది గ్రాహ్యా మాసి మాసి ఇంది ఇంది మాసి మాస్తి గ్రాహ్యా మాసిమాసి గ్రాహ్యాది గ్రాహ్యా మాసి మాసి మాసి మాసి గ్రాహ్యా గృహ్యంతే గృహ్యంతే గ్రాహ్యా మాసి మాసి మాసి మాసి గ్రాహ్యా గృహ్యంతే మాసి మాసీది మాసి మాసి అది గ్రాహ్యా గృహ్యంతే గృహ్యంతే గ్రాహ్యాది గ్రాహ్యా గృహ్యంతే మాసి మాసి మాసి మాసి గృహ్యంతే గ్రాహ్యాది గ్రాహ్యా గృహ్యంతే మాసి మాసి అది గ్రాహ్యా ఇత్యది గ్రాహ్యా గృహ్యంతే మాసి మాసి మాసి మాసి గృహ్యంతే గృహ్యంతే మాసి మాసేవైవ మాసి మాసి గృహ్యంతే గృహ్యంతే మాసి మాసేవ మాసి మాసేవైవ మాసి మాసి మాసి మాసేవ వీర్యం వీర్యమేవ మాసి మాసి మాసి మాసేవ వీర్యం మాసి మాసీది మాసి మాసి ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యం దధతి దధతి వీర్యమేవైవ వీర్యం దధతి వీర్యం దధతి దధతి వీర్యం వీర్యం దధతి మాసాం మాసాం దధతి వీర్యం వీర్యం దధతి మాసాం దధరి మాసాం మాసాం దధతి దధరి మాసాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై మాసాం దధతి దధరి మాసాం ప్రతిష్ఠిత్యై మాసాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై మాసాం మాసాం ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాద్ ఉపరిష్టాద్ ప్రతిష్ఠిత్యై మాసాం మాసాం ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాద్ ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాద్ ఉపరిష్టాద్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాన్ మాసాం మాసాం ఉపరిష్టాద్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాన్ మాసాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉపరిష్టాన్ మాసాం మాసాం ఉపరిష్టాద్ ఉపరిష్టాన్ మాసాం పృష్ఠాని పృష్ఠాని మాసాం ఉపరిష్టాద్ ఉపరిష్టాన్ మాసాం పృష్ఠాని మాసాం పృష్ఠాని పృష్ఠాని మాసాం మాసాం పృష్ఠాన్యుపోప పృష్ఠాని మాసాం మాసాం పృష్ఠాన్యుప పృష్ఠాన్యుపోప పృష్ఠాని పృష్ఠాన్యుపయంతి ఎంతుప పృష్ఠాని పృష్ఠాన్యుపయంతి ఉపయంతిపోపయంతి తస్మాత్తస్మాద్యంతిపోపయంతి తస్మాత్ ఎంతి తస్మాత్తస్మాద్యంతియంతి తస్మాదుపరిష్టాదుపరిష్టాత్తస్మాద్యంతియంతి తస్మాదుపరిష్టాత్ తస్మాదుపరిష్టాదుపరిష్టాత్తస్మాత్తస్మాదుపరిష్టాదోషధయ ఉపరిష్టాదోషధయ ఔషధయ ఉపరిష్టాదుపరిష్టాదోషధయ ఫలం ఫలమోషధయ ఉపరిష్టాదుపరిష్టాదోషధయ ఫలం ఔషధయ ఫలం ఫలమోషధయ ఔషధయ ఫలం గృహ్ణంతి గృహ్ణంతి ఫలమోషధయ ఔషధయ ఫలం గృహ్ణంతి ఫలం గృహ్ణంతి గృహ్ణంతి ఫలం ఫలం గృహ్ణంతి గృహ్ణంతి గృహ్ణంతి గావో వై వైగా భోగా భో వా ఏతదేతద్వైగా భోగా భో వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ సత్రగో సత్రమేతద్వై వా ఏతత్ సత్రం ఏతత్ సత్రగో సత్రమేతదేతత్ సత్రమాసత సద సత్రమేతదేతత్ సత్రమాసత సత్రమాసత సద సత్రగో సత్రమాసత శృంగా అశృంగా ఆసత సత్రగో సత్రమాసత శృంగా ఆసత శృంగా అశృంగా ఆసత సద శృంగా సతీ సతీర శృంగా ఆసత సద శృంగా సతీ అశృంగా సతీ సతీర శృంగా అశృంగా సతీ శృంగాణి శృంగాణి సతీర శృంగా అశృంగా సతీ శృంగాణి సతీ శృంగాణి శృంగాణి సతీ సతీ శృంగాణి దిశా సంధి దిశా సంధి శృంగాణి సతీ సతీ శృంగాణి దిశా సంధి శృంగాణి దిశా సంధి దిశా సంధి శృంగాణి శృంగాణి దిశా సంధి స్థాసాంతాసాగో దిశా సంధి శృంగాణి శృంగాణి దిశా సంధి స్థాసా నిషణ్ణా ఆసన్నా సన్నిషణ్ణా నిషణ్ణా ఆసన్నథా సన్నిషణ్ణా నిషణ్ణా ఆసన్నథ నిషణ్ణా ఇది మే సన్నాహ ఆసన్నథా సన్నా సన్నథ శృంగాణి శృంగాణ్యథా సన్నా సన్నథ శృంగాణి అథ శృంగాణి శృంగాణ్యథా దశృంగాణ్యజాయంత జాయంత శృంగాణ్యథా దశృంగాణ్యజాయంత శృంగాణ్యజాయంతజాయంత శృంగాణి శృంగాణ్యజాయంతతాస్త అజాయంత శృంగాణి శృంగాణ్యజాయంతజాయంతతాస్త అజాయంతజాయంతత అబ్రువన్నబ్రువంత అజాయంతజాయంతత అబ్రువన్ తాబ్రువన్నబ్రువంతస్త అబ్రువన్నరాత్స్మారాత్స్మాబ్రువంతస్త అబ్రువన్నరాత్స్మా అబ్రువన్నరాత్స్మారాత్స్మాబ్రువన్నబ్రువన్నరాత్స్మోదరాత్స్మాబ్రువన్నబ్రువన్నరాత్స్మోదరాత్స్మోదరాత్స్మారాత్స్మోత్తిష్టామదిష్టామోదరాత్స్మారాత్స్మోత్తిష్టామ ఉత్తిష్టామదిష్టామోదుత్తిష్టామావావదిష్టామోదుత్తిష్టామావ కామేన కామేన యేన యేన కామేన న్యషదామ కామేన న్యషదామన్యషదామ కామేన కామేన న్యషదామేతి న్యషదామ కామేన కామేన న్యషదామేతి న్యషదామేతి న్యషదామన్యషదామేతి తాసాంతామితి న్యషదామన్యషదామేతి తాసాహం న్యషదామేతి నీ అసదామ ఇతాసాంతామితి తాసాముభుదాసామితి తాసాము తాసాముభుదాసాంతామితాసాంతామితు ఉతుతూత్వై వైతూత్వై త్వై వైదు అబ్రువన్నబ్రువన్వైదు అబ్రువన్నర్థావతేర్వతేర్వతేర్వతేర్వతేర్వతేర్వ యావతేర్వ ఆసామహై వాసామహై వాసామహై వాసామహై వాసామహై వాసామహై ఆసామహ ఏవైవాసామహ ఆసామహ ఏవేమా విమా వేవాసామహ ఆసామహ ఏవేమౌ ఏవేమా విమా వేవైవేమౌ ద్వాదశౌ ద్వాదశ విమా వేవైవేమౌ ద్వాదశౌ విమౌ ద్వాదశౌ ద్వాదశ విమా విమౌ ద్వాదశౌ మాసౌ మాసౌ ద్వాదశ విమా విమౌ ద్వాదశౌ మాసౌ ద్వాదశో మాసో మాసో ద్వాదశో ద్వాదశో మాసో సంవత్సరం సంవత్సరం మాసో ద్వాదశో ద్వాదశో మాసో సంవత్సరం మాసో సంవత్సరం సంవత్సరం మాసో మాసో సంవత్సరం సంపాద్య సంపాద్య సంవత్సరం మాసో మాసో సంవత్సరం సంపాద్య సంవత్సరం సంపాద్య సంపాద్య సంవత్సరం సంవత్సరం సంపాద్యోదత్ సంపాద్య సంవత్సరం సంవత్సరం సంపాద్యోది సంవత్సరమిది సంవత్సరం సంపాద్యోదక్ సంపాద్య సంపాద్యోత్తిష్టామతిష్టామోత్ సంపాద్య సంపాద్యోత్తిష్టామ సంపాద్యేది సంపాద్య ఉత్తిష్టామతిష్టామోదుత్తిష్టామేతీతి నిష్టామోదుత్తిష్టామేతి తిష్టామేతీతి నిష్టామతిష్టామేతి తాసాం తాసామితి నిష్టామతిష్టామేతి తాసాం ఇది తాసాం తాసామితి తాసాం ద్వాదశే ద్వాదశే తాసామితి తాసాం ద్వాదశే ద్వాదశే ద్వాదశే తాసాం తాసాం ద్వాదశే మాసి మాసి ద్వాదశే తాసాం తాసాం ద్వాదశే మాసి ద్వాదశే మాసి మాసి ద్వాదశే ద్వాదశే మాసి శృంగాణి శృంగాణి మాసి ద్వాదశే ద్వాదశే మాసి శృంగాణి మాసి శృంగాణి శృంగాణి మాసి మాసి శృంగాణి ప్రశృంగాణి మాసి మాసి శృంగాణి ప్రశృంగాణి ప్రశృంగాణి శృంగాణి ప్రావర్తంత వర్తంత ప్రశృంగాణి శృంగాణి ప్రావర్తంత ప్రవర్తంత వర్తంత ప్రవర్తంత శ్రద్ధయా శ్రద్ధయా వర్తంత ప్రవర్తంత శ్రద్ధయావర్తంత శ్రద్ధయా శ్రద్ధయా వర్తంత వర్తంత శ్రద్ధయా వా శ్రద్ధయా వర్తంత వర్తంత శ్రద్ధయా వా శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయేది శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయా భావా శ్రద్ధయా భావా శ్రద్ధయా భావా శ్రద్ధయా వా అశ్రద్ధయా భావా శ్రద్ధయా శ్రద్ధయా భాతాస్తావా శ్రద్ధయా శ్రద్ధయా భాతా అశ్రద్ధయేత్యశ్రద్ధయా భాతాస్తావా భాతా ఇమా ఇమాస్తావా భాతా ఇమాః తా ఇమా ఇమాస్తాస్తా ఇమాయా ఇమాస్తాస్తా ఇమాయాః ఇమాయా ఇమా ఇమాయాస్తు పరాస్తు పరాయా ఇమా ఇమాయాస్తు పరాః యాస్తు పరాస్తు పరాయా యాస్తు పరా ఉభయ్య ఉభయస్తు పరాయా యాస్తు పరా ఉభయ్య తూపరా ఉభయ్య ఉభయస్తు పరాస్తు పరా ఉభయ్యో వావోభయస్తు పరాస్తు పరా ఉభయ్యో వావ ఉభయ్యో వావోభయ్య ఉభయ్యో వావతాస్తా వావోభయ్య ఉభయ్యో వావతాః వావతాస్తా వావవావత ఆర్ధమన్నార్ధమంతా వావవావత ఆర్ధమన్న ఆర్ధమన్నార్ధమంతాస్తా ఆర్ధమనయా ఆర్ధమంతాస్తా ఆర్ధమనయా ఆర్ధమనయా ఆర్ధమన్నార్ధమనయాశ్చయా ఆర్ధమన్నార్ధమనయాశ్చ యాశ్చయాశ్చ శృంగాణి శృంగాణి చయాశ్చ శృంగాణి చ శృంగాణి శృంగాణి చ శృంగాణ్య సన్మన్న సన్మన్ శృంగాణి చ శృంగాణ్య సన్మన్న శృంగాణ్యసన్వన్న సన్వన్ శృంగాణి శృంగాణ్యసన్వనయా అసన్వన్ శృంగాణి శృంగాణ్యసన్వనయా అసన్వనయా అసన్వన్న సన్వనయాశ్చయా అసన్వన్న సన్వనయాశ్చ యాశ్చయాశ్చోర్జమూర్జం జయాశ్చోర్జం చోర్జమూర్జం చోర్జమవారుంధతావారుంధతోర్జం చోర్జమవారుంధత ఊర్జమవారుంధతావారుంధతోర్జమూర్జమవారుంధతర్ధ్నోత్యుర్ధ్నోత్యవారుంధతోర్జమూర్జమవారుంధతర్ధ్నోతి అవారుంధతర్ధ్నోచ్యుర్ధ్నోత్యవారుంధతావారుంధతర్ధ్నోతి దశసు దశస్వృధ్నోత్యవారుంధతావారుంధతర్ధ్నోతి దశసు అవారుంధతేత్యవా అరుంధత తర్ధ్నోతి దశసు దశస్వృధ్నోత్యుర్ధ్నోతి దశసు మాసు మాసు దశస్వృధ్నోత్యుర్ధ్నోతి దశసు మాసు దశసు మాసు మాసు దశసు దశసు మాసూత్తిష్టన్ ఉత్తిష్టన్ మాసు దశసు దశసు మాసూత్తిష్టన్ దశస్వితి దశాసు మాసూత్తిష్టన్ ఉత్తిష్టన్ మాసు మాసూత్తిష్టన్ రుధ్నోత్యుర్ధ్నోత్యుత్తిష్టన్ మాసు మాసూత్తిష్టన్ రుధ్నోతి ఉత్తిష్టన్ రుధ్నోత్యుర్ధ్నోత్యుత్తిష్టన్ ఉత్తిష్టన్ రుధ్నోతి ద్వాదశసు ద్వాదశస్వృధ్నోత్యుత్తిష్టన్ ఉత్తిష్టన్ రుధ్నోతి ద్వాదశసు ఉత్తిష్టన్ నిత్యుదుతిష్టన్ రుధ్నోతి ద్వాదశసు ద్వాదశస్వృధ్నోత్యుర్ధ్నోతి ద్వాదశసు యో యో ద్వాదశస్వృధ్నోత్యుర్ధ్నోతి ద్వాదశసు యః ద్వాదశసు యో యో ద్వాదశసు ద్వాదశసు య ఏవమేవం యో ద్వాదశసు ద్వాదశసు య ఏవం ద్వాదశస్విది ద్వాదశాసు య ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏం వేద వేదైవమేవం వేద పదేన పదేన వేదైవమేవం వేద పదేన వేద పదేన పదేన వేద వేద పదేన ఖలు ఖలు పదేన వేద వేద పదేన ఖలు పదేన ఖలు ఖలు పదేన పదేన ఖలు వై వై ఖలు పదేన పదేన ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏత ఏతే వై ఖలు ఖలు వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతేయంతి యంచేతే వై వా ఏతేయంతి ఏతేయంతి యంచేత ఏతేయంతి విందతి విందతి యంచేత ఏతేయంతి విందతి ఎంది విందతి విందతి ఎంది ఎంది విందతి ఖలు ఖలు విందతి ఎంది ఎంది విందతి ఖలు విందతి ఖలు ఖలు విందతి విందతి ఖలు వై వై ఖలు విందతి విందతి ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై పదేన పదేన వై ఖలు ఖలు వై పదేన వై పదేన పదేన వై వై పదేన యన్ యన్ పదేన వై వై పదేన యన్ పదేన యన్ యన్ పదేన పదేన యన్ తత్తద్యన్ పదేన పదేన యన్ తద్ ఎంతద్యనయంతద్వై వైతద్యనయంతద్వై అద్వై వైతత్తద్వా ఏతదేతద్వై తత్తద్వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతదుర్ధమృద్ధమేతద్వై వా ఏతదుర్ధం ఏతదుర్ధమృద్ధమేతదేతదుర్ధమయనమయనమృద్ధమేతదేతదుర్ధమయనం అర్ధమయనమయనమృద్ధమృద్ధమయనం తస్మాత్తస్మాదయనమృద్ధమృద్ధమయనం తస్మాత్ అయనం తస్మాత్తస్మాదయనమయనం తస్మాదేతదేతత్తస్మాదయనమయనం తస్మాదేతద్ తస్మాదేతదేతత్తస్మాత్తస్మాదేతద్ఘోషణి ఘోషణ్యేతత్తస్మాత్తస్మాదేతద్ఘోషణి ఏతద్ఘోషణి ఘోషణ్యేతదేతద్ఘోషణి దోషణీతి ఘోషణి ప్రథమే మాసి మాసి ప్రథమే ప్రథమే మాసి పృష్టాని పృష్టాని మాసి ప్రథమే ప్రథమే మాసి పృష్టాని మాసి పృష్టాని పృష్టాని మాసి మాసి పృష్టాన్యుపోప పృష్టాని మాసి మాసి పృష్టాన్యుప పృష్టాన్యుపోప పృష్టాని పృష్టాన్యుపయంతి ఎంతి పృష్టాని పృష్టాన్యుపయంతి ఉపయంతి ఎంతి పోపయంతి మధ్యమే మధ్యమే ఎంతి పోపయంతి మధ్యమే ఎంతి మధ్యమే మధ్యమే ఎంతి ఎంతి మధ్యమ ఉపోప మధ్యమే ఎంతి ఎంతి మధ్యమ ఉప మధ్యమ ఉపోప మధ్యమే మధ్యమ ఉపయంతి ఎంచిప మధ్యమే మధ్యమ ఉపయంతి ఉపయంతి ఎంచిపోప ఎంచుత్తమ ఉత్తమే ఎంతి పోప ఎంచుత్తమే ఎంచుత్తమ ఉత్తమే ఎంది ఎంచుత్తమ ఉపోపోత్తమే ఎంది ఎంచుత్తమ ఉప ఉత్తమ ఉపోపోత్తమ ఉత్తమ ఉపయంతి ఎంచిపోత్తమ ఉత్తమ ఉపయంతి ఉత్తమ ఇచ్చుతమే ఉపయంతి ఎంచిపోపయంతి తత్తద్యంచిపోపయంతి ఎంది తత్తద్యంతి ఎంది తదాహురాహుస్తద్యంతి ఎంది తదాహు తదాహురాహుస్తత్తదాహుర్యాంయామాహుస్తత్తదాహుర్యాంయామాహురాహుర్యాం వై వైయామాహురాహుర్యాం వై యాం వై వైయాయ్యాం వైత్రిస్త్రిర్వయ్యాయ్యాం వైత్రి వైత్రిస్త్రిర్వై వైత్రిరేకస్యైకస్య త్రిర్వై వైత్రిరేకస్య త్రిరేకస్యైకస్య త్రిస్త్రిరేకస్యాన్నోన్న ఏకస్య త్రిస్త్రిరేకస్యాన్న ఏకస్యాన్నోన్న ఏకస్యైకస్యాన్న ఉపసీదంతి ఉపసీదంత్యన్న ఏకస్యైకస్యాన్న ఉపసీదంతి అన్న ఉపసీదంతి ఉపసీదంత్యన్నోన్న ఉపసీదంతి దహ్రం దహ్రం ఉపసీదంత్యన్నోన్న ఉపసీదంతి దహ్రం ఉపసీదంతి దహ్రం దహ్రం ఉపసీదంతి ఉపసీదంతి దహ్రం వై వై దహ్రం ఉపసీదంతి ఉపసీదంతి దహ్రం వై ఉపసీదంతీచ్యుపాసీదంతి దహ్రం వై వై దహ్రం దహ్రం వై సా వై దహ్రం దహ్రం వై సా వై సా వై వై సాపరాభ్యామపరాభ్యాగుం సా వై వై సాపరాభ్యాం సాపరాభ్యామపరాభ్యాగుంసా సాపరాభ్యాందోహాభ్యాందోహాభ్యామపరాభ్యాగుంసా సాపరాభ్యాందోహాభ్యాం అపరాభ్యాందోహాభ్యాందోహాభ్యాందోహాభ్యామపరాభ్యామపరాభ్యాందోహాభ్యాందుహేదు హేదోహాభ్యామపరాభ్యామపరాభ్యాందోహాభ్యాందుహే దోహాభ్యాందుహేదు హేదోహాభ్యాందోహాభ్యాందుహేథాథదుహేదోహాభ్యాందోహాభ్యాందుహేథ దుహే థాథ దుహే దుహే థక తక్కుతో దుహే దుహే థక అథ కుతక్కుతోథకుతస్సాకుతస్సాకుతస్సాకుతస్సాధోక్ష్యతే ధోక్ష్యతే సాకుతక్కుతస్సాధోక్ష్యతే సాధోక్ష్యతే ధోక్ష్యతే సాధోక్ష్యతే యాం ధోక్ష్యతే సాధోక్ష్యతే యాం ధోక్ష్యతేయాక్ష్యతే ధోక్ష్యతేయాం ద్వాదశ ద్వాదశయాం ధోక్ష్యతే ధోక్ష్యతేయాం ద్వాదశ యాం ద్వాదశ ద్వాదశయాం ద్వాదశ కృత్వ కృత్వో ద్వాదశయాం ద్వాదశ కృత్వ ద్వాదశ కృత్వ కృత్వో ద్వాదశ ద్వాదశ కృత్వ ఉపసీదంతి ఉపసీదంతి కృత్వో ద్వాదశ ద్వాదశ కృత్వ ఉపసీదంతి కృత్వ ఉపసీదంతి ఉపసీదంతి కృత్వ కృత్వ ఉపసీదంతీతీత్యుపసీదంతి కృత్వ కృత్వ ఉపసీదంతీతి అపసీదందీదీత్యుపసీదంత్యుపసీదంతీతి సంవత్సరము సంవత్సరమిత్యుపసీదంత్యుపసీదంతీతి సంవత్సరం అపసీదందీత్యుపాసీదంతి ఇది సంవత్సరము సంవత్సరమిదీతి సంవత్సరము సంపాద్య సంపాద్య సంవత్సరమిదీతి సంవత్సరము సంపాద్య

సముద్రం రుంధతే సముద్రము సముద్రమో రుంధతే సముద్రం వై వై సముద్రమో రుంధతే సముద్రం వై సముద్రం వై వై సముద్రము సముద్రం వా ఏత ఏతే వై సముద్రము సముద్రం వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతేన వారమన వారమేతే వై వా ఏతేన వారం ఏతేన వారమన వారమేత ఏతేన వారమ పారమ పారమన వారమేత ఏతేన వారమ పారం అనవారమ పారమ పారమన వారమన వారమ పారం ప్రప్రా పారమన వారమన వారమ పారం ప్రా పారం ప్రప్రా పారమ పారం ప్రప్లవంతే ప్లవంతే ప్రా పారమ పారం ప్రప్లవంతే ప్రప్లవంతే ప్లవంతే ప్రప్లవంతే ఏ ప్లవంతే ప్రప్లవంతే ప్లవంతే ఏ ప్లవంతే ప్లవంతే సంవత్సరము సంవత్సరం ఏ ప్లవంతే ప్లవంతే సంవత్సరం ఏ సంవత్సరము సంవత్సరం ఏ సంవత్సరము భయంతి భయంతి సంవత్సరం ఏ సంవత్సరము భయంతి సంవత్సరము భయంతి భయంతి సంవత్సరము సంవత్సరము భయంతి యద్యత్ భయంతి సంవత్సరము సంవత్సరము భయంతి యత్ సంవత్సరమితి సంవత్సరం భయంతి యద్యత్ భయంతి భయంతే బృహత్ గృహంతరే బృహత్ గృహంతరే యత్ భయంతి భయంతి బృహత్ గృహంతరే ఉపయంతీర్తిపాయంతి యద్బృహద్రసంధరే బృహద్రసంధరే యద్యద్బృహద్రసంధరే అన్వర్జేయురన్వర్జే యద్బృహద్రసంధరే యద్యద్బృహద్రసంధరే అన్వర్జేయుః బృహద్రసంధరే అన్వర్జేయురన్వర్జేయుర్బృహద్రసంధరే బృహద్రసంధరే అన్వర్జేయుర్యథాయథా అన్వర్జేయుర్బృహద్రసంధరే బృహద్రసంధరే అన్వర్జేయుర్యథా బృహద్రసంధరే ఇది బృహద్రసంధరే అన్వర్జేయుర్యథాయథా అన్వర్జేయుర్వర్జేయుర్యథా మధ్యే మధ్యే యథా అన్వర్జేయురన్వర్జేయుర్యథా మధ్యే అన్వర్జేయురిత్యను అర్జేయుః యథా మధ్యే మధ్యే యథా యథా మధ్యే సముద్రస్య సముద్రస్య మధ్యే యథా యథా మధ్యే సముద్రస్య మధ్యే సముద్రస్య సముద్రస్య మధ్యే మధ్యే సముద్రస్య ప్లవం ప్లవగో సముద్రస్య మధ్యే మధ్యే సముద్రస్య ప్లవం సముద్రస్య ప్లవం ప్లవగో సముద్రస్య సముద్రస్య ప్లవమన్వర్జేయురన్వర్జేయుః ప్లవగో సముద్రస్య సముద్రస్య ప్లవమన్వర్జేయుః ప్లవమన్వర్జేయురన్వర్జేయుః ప్లవం ప్లవమన్వర్జేయుస్తాదృక్ తాదృగన్వర్జేయుః ప్లవం ప్లవమన్వర్జేయుస్తాదృగ్ అన్వర్జేయుస్తాదృక్ తాదృగన్వర్జేయురన్వర్జేయుస్తాదృక్ తాదృగన్వర్జేయురన్వర్జేయుస్తాదృక్ అన్వర్జేయురిత్యను అర్జేయుః తాదృక్ తాదృక్ తాదృక్ తదనుత్సర్గమనుత్సర్గం తాదృక్ తాదృక్ తదనుత్సర్గం తదనుత్సర్గమనుత్సర్గం తదనుత్సర్గం బృహద్రసంధరాభ్యాం బృహద్రసంధరాభ్యామనుత్సర్గం తదనుత్సర్గం బృహద్రసంధరాభ్యాం అనుత్సర్గం బృహద్రసంధరాభ్యాం బృహద్రసంధరాభ్యామనుత్సర్గమనుత్సర్గం బృహద్రసంధరాభ్యామిత్వేత్వా బృహద్రసంధరాభ్యామనుత్సర్గమనుత్సర్గం బృహద్రసంధరాభ్యామిత్వాత్సర్గమిత్యనుత్ సర్గం బృహద్రసంధరాభ్యామిత్వేత్వా బృహద్రసంధరాభ్యాం బృహద్రసంధరాభ్యామిత్వా ప్రతిష్టాం ప్రతిష్టామిత్వా బృహద్రసంధరాభ్యాం బృహద్రసంధరాభ్యామిత్వా ప్రతిష్టాం బృహద్రసంధరాభ్యామితి బృహద్రసంధరాభ్యాం ఇత్వా ప్రతిష్టాం ప్రతిష్టామిత్వే త్వా ప్రతిష్టాం గచ్ఛంది గచ్ఛంది ప్రతిష్టామిత్వే త్వా ప్రతిష్టాం గచ్ఛంది ప్రతిష్టాం గచ్ఛంది గచ్ఛంది ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్ఛంది సర్వేభ్య సర్వేభ్యో గచ్ఛంది ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్ఛంది సర్వేభ్య ప్రతిష్టామిది ప్రతిష్టాం గచ్ఛంది సర్వేభ్య సర్వేభ్యో గచ్ఛంది గచ్ఛంది సర్వేభ్యో వై వై సర్వేభ్యో గచ్ఛంది గచ్ఛంది సర్వేభ్యో వై సర్వేభ్యో వై వై సర్వేభ్య సర్వేభ్యో వై కామేభ్య కామేభ్యో వై సర్వేభ్య సర్వేభ్యో వై కామేభ్య వైకామేభ్యః కామేభ్యో వై వైకామేభ్యః సంధి సంధిః కామేభ్యో వై వైకామేభ్యః సంధి కామేభ్యః సంధి సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్ద్వే ద్వే సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్ద్వే సంధిర్ద్వే సంధి సంధిర్ద్వే తత్తర్ద్వే సంధి సంధిర్ద్వే తత్ సంధిర్ది సంధి దుహే తత్తద్యజమానాయజమానాస్తత్తద్యజమానాస్తర్వాన్సర్వానయజమానాస్తత్తద్యజమానాస్తర్వాన్యజమానాస్తర్వాన్సర్వాన్యజమానాయజమానాస్తర్వాన్కామాన్కామాన్సర్వాన్యజమానాయజమానాస్తర్వాన్కామాన్సర్వాన్కామాన్సర్వాన్కామాన్ కామానవరుంధతే రుంధతే వృంధత ఇది రుంధతే సమాన్యర్చర్చస్సమాన్యస్సమాన్యర్చోభవంతి భవంత్యుజస్సమాన్యస్సమాన్యర్చోభవంతి మనుష్యలోకో మనుష్యలోకో భవంత్యుజర్చోభవంతి మనుష్యలోకో వై వై మనుష్యలోకో భవంతి మనుష్యలోకో వై మనుష్యలోకో వై వై మనుష్యలోకో వై మనుష్యలోకో వాచ మనుష్యలోక ఇది మనుష్యాలోక వాచో వై వాచో మనుష్యలోకాన్ మనుష్యలోకాదృచో వై వాచో మనుష్యలోకాచో మనుష్యలోకాన్ మనుష్యలోకాదృచో మనుష్యలోకాదేవైవ మనుష్యలోకాదృచో మనుష్యలోకాదేవ మనుష్యలోకాదేవైవ మనుష్యలోకాన్ మనుష్యలోకాదేవననైవ మనుష్యలోకాన్ మనుష్యలోకాదేవన మనుష్యలోకాది మనుష్యలోకాదిమనుష్యాలోకాయంతియంతినైవనయంతియంతినయంతినయంతిన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యదన్యద భవతి దేవలోకః భవతి దేవలోకో దేవలోకో భవతి భవతి దేవలోకో వై వై దేవలోకో భవతి భవతి దేవలోకో వై దేవలోకో వై వై దేవలోకో దేవలోకో వై సామ సామ వై దేవలోకో దేవలోకో వై సామ దేవలోక ఇది దేవ లోకాత్ వై సామ సామ వై వై సామ దేవలోకాత్ దేవలోకాత్ సామ వై వై సామ దేవలోకాత్ సామ దేవలోకాత్ దేవలోకాత్ సామ సామ దేవలోకా దేవైవ దేవలోకాత్ సామ సామ దేవలోకా దేవ దేవలోకా దేవైవ దేవలోకాత్ దేవలోకా దేవాన్యమన్యమన్యమన్యమేవ దేవలోకాత్ దేవలోకా దేవాన్యమన్యం దేవలోకాదిది దేవ లోకాత్ ఏవాన్యమన్యమన్యమన్యమేవైవాన్యమన్యం మనుష్యలోకం మనుష్యలోకమన్యమన్యమేవైవాన్యమన్యం మనుష్యలోకం అన్యమన్యం మనుష్యలోకం మనుష్యలోకమన్యమన్యమన్యమన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంద ప్రత్యవరోహందో మనుష్యలోకమన్యమన్యమన్యమన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంద అన్యమన్యమిత్యన్యం అన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంద ప్రత్యవరోహందో మనుష్యలోకం మనుష్యలోకం ప్రత్యవరోహందో ఇంద్రియంది ప్రత్యవరోహందో మనుష్యలోకం మనుష్యలోకం ప్రత్యవరోహందో ఇంది మనుష్యలోకమితి మనుష్య లోకం ప్రత్యవరోహంతో ఇంద్రియంది ప్రత్యవరోహంద ప్రత్యవరోహంతో ఇంది జగదీన్ జగదీయంది ప్రత్యవరోహంద ప్రత్యవరోహంతో ఇంది జగదీ ప్రత్యవరోహంత ఇది ప్రతి అవరోహంత ఇంది జగదీన్ జగదీయంతి ఇంది జగదీమగ్రే గ్రే జగదీయంతి ఇంది జగదీమగ్రే జగదీమగ్రే గ్రే జగదీన్ జగదీమగ్ర ఉపోపాగ్రే జగదీన్ జగదీమగ్ర ఉప అగ్ర ఉపోపాగ్రే గ్ర ఉపయంతి ఎంతిపాగ్రే గ్ర ఉపయంతి ఉపయంతి ఎంతిపోపయంతి జగదీన్ జగదీన్ ఎంతిపోపయంతి జగదీన్ ఎంతి జగదీన్ జగదీయంతి ఎంతి జగదీం వై వై జగదీయంతి ఎంతి జగదీం వై జగదీం వై వై జగదీం జగదీం వై ఛందాగుంసి ఛందాగుంసి వై జగదీం జగదీం వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి ప్రత్యవరోహంది ప్రత్యవరోహంది ఛందాగుంసి వై వై ఛందాగుంసి ప్రత్యవరోహంది ఛందాగుంసి ప్రత్యవరోహంద ప్రత్యవరోహంది ఛందాగుంసి ఛందాగుంసి ప్రత్యవరోహంజాగ్రహణమాగ్రహణం ప్రత్యవరోహంది ఛందాగుంసి ఛందాగుంసి ప్రత్యవరోహంజాగ్రహణం ప్రత్యవరోహంజాగ్రహణమాగ్రహణం ప్రత్యవరోహంది ప్రత్యవరోహంజాగ్రహణం గ్రహాగ్రహాగ్రహణం ప్రత్యవరోహంది ప్రత్యవరోహంజాగ్రహణం గ్రహా ప్రత్యవరోహందీది ప్రతి అవరోహంది ఆగ్రహణం గ్రహాగ్రహ ఆగ్రహణమా ఆగ్రహణం గ్రహ బృహద్ బృహద్గ్రహ ఆగ్రహణమా ఆగ్రహణం గ్రహ బృహద్ గ్రహ బృహద్ బృహద్గ్రహాగ్రహ బృహత్ పృష్టాని పృష్టాని బృహద్గ్రహాగ్రహ బృహత్ పృష్టాని బృహత్ పృష్టాని పృష్టాని బృహత్ బృహత్ పృష్టాని త్రయస్త్రిగుంశం త్రయస్త్రిగుంశం పృష్టాని బృహత్ బృహత్ పృష్టాని త్రయస్త్రిగుంశం పృష్టాని త్రయస్త్రిగుంశం త్రయస్త్రిగుంశం పృష్టాని పృష్టాని త్రయస్త్రిగుంశక్తిస్తోమాస్తోమాస్త్రయస్త్రిగుంశం పృష్టాని పృష్టాని త్రయస్త్రిగుంశక్తిస్తోమా ప్రజా అసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజత యద్యత సృజతా సృజత యద్దశ రాత్రో దశ రాత్రో యగ సృజత సృజత యద్దశ రాత్ర దశ రాత్రో యద్దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో యద్దశ రాత్రో భవతి దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి ప్రజా ప్రజా భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి ప్రజా దశ రాత్ర ఇది దశ రాత్ర భవతి ప్రజా ప్రజా భవతి భవతి ప్రజా ఏవైవ ప్రజా భవతి భవతి ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ తత్తదేవ ప్రజా ప్రజా ఏవ తత్ ప్రజా ఇది ప్రజా ఏవ తత్తదేవైవ తద్యజమానా యజమానాస్తదేవైవ తద్యజమానాః యజమానా యజమానాస్తత్తద్యజమానా సృజంతే సృజంతే యజమానాస్తత్తద్యజమానా సృజంతే యజమానా సృజంతే సృజంతే యజమానా యజమానా సృజంత ఏతామేతాగుం సృజంతే యజమానా యజమానా సృజంత ఏతాం సృజంత ఏతామేతాగుం సృజంతే సృజంత ఏతాగుంహ హైతాగుం సృజంతే సృజంత ఏతాగుంహ ఏతాగుంహ హైతామేతాగుం హవై వై హైతామేతాగుం హవై హవై వైహ హవ ఉదంక ఉదంకో వైహ హవ ఉదంక వా ఉదంక ఉదంకో వై వా ఉదంక శౌ ఊల్పాయన శౌ ఊల్పాయన ఉదంకో వై వా ఉదంక శౌ ఊల్పాయన ఉదంక శౌ ఊల్పాయన శౌ ఊల్పాయన ఉదంక ఉదంక శౌ ఊల్పాయన సత్రస్య సత్రస్య శౌల్పాయన ఉదంక ఉదంక శౌ ఊల్పాయన సత్రస్య శౌల్పాయన సత్రస్య సత్రస్య శౌల్పాయన శౌ ఊల్పాయన సత్రస్య ద్యమృద్ధిగో సత్రస్య శౌల్పాయన శౌ ఊల్పాయన సత్రస్య ద్యం సత్రస్యద్ధిమృద్ధిమో సత్రస్య సత్రస్యద్ధిమువాచో వాచద్ధిమువాచయద్ వాచయద్వాచో వాచయద్దశ రాత్రో దశ రాత్రో యదువాచో వాచయద్దశ రాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో యద్దశ రాత్రో యద్దశ రాత్రో యత్ దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్ర దశ రాత్ర ఇది దశ రాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో యద్దశ రాత్రో భవతి దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి సత్రస్య సత్రస్య భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి సత్రస్య దశ రాత్ర ఇది దశ రాత్ర భవతి సత్రస్య సత్రస్య భవతి భవతి సత్రస్య ధ్యాధ్యై సత్రస్య భవతి భవతి సత్రస్య ధ్యై సత్రస్య ధ్యా అర్ధ్యై సత్రస్య సత్రస్య ధ్యా అథో అథో అర్ధ్యై సత్రస్య సత్రస్య ధ్యా అథో అర్ధ్యా అథో అథో అర్ధ్యా అర్ధ్యా అథో యద్యదథో అర్ధ్యా అర్ధ్యా అథో యద్ అథో యద్యదథో అథో యదేవైవ యదథో అథో యదేవ అథో ఇత్యథో యదేవైవ యద్యదేవ పూర్వేషు పూర్వేష్వేవ యద్యదేవ పూర్వేషు దేవ పూర్వేషు పూర్వేష్వేవైవ పూర్వేష్వః స్వః పూర్వేష్వేవైవ పూర్వేష్వః పూర్వేష్వః స్వః పూర్వేషు పూర్వేష్వః విలోమ విలోమాః పూర్వేషు పూర్వేష్వః విలోమాః విలోమ విలోమాః స్వః విలోమ క్రియతే క్రియతే విలోమాః స్వః విలోమ క్రియతే అహస్వేత్యః విలోమ క్రియతే క్రియతే విలోమ విలోమ క్రియతే తస్య తస్య క్రియతే విలోమ విలోమ క్రియతే తస్య విలోమేతి విలోమ క్రియతే తస్య తస్య క్రియతే క్రియతే తస్యైవైవ తస్య క్రియతే క్రియతే తస్యైవ తస్యైవైవ తస్య తస్యైవైషైషైవ తస్య తస్యైవైషా ఏవైషైషైవైషా శాంతిః శాంతిరేషైవైషా శాంతిః ఏషా శాంతిః శాంతిరేషైషా శాంతిః శాంతిరిది శాంతిః ఇది సోమో సోమో యది యది సోమో సగుంసుతౌ సగుంసుతౌ సోమో యది యది సోమో సగుంసుతౌ సోమో సగుంసుతౌ సగుంసుతౌ సోమో సోమో సగుంసుతౌ స్యాతాగు స్యాతాగుం సగుంసుతౌ సోమో సోమో సగుంసుతౌ స్యాతాహం సగుంసుతౌ స్యాతాగు స్యాతాగుం సగుంసుతౌ సగుంసుతౌ స్యాతాహం మహతి మహతి స్యాతాగుం సగుంసుతౌ సగుంసుతౌ స్యాతాహం మహతి సగుంసుతావిది సంస్యాతాహం మహతి మహతి స్యాతాగు స్యాతాహం మహతి రాత్రియై రాత్రియై మహతి స్యాతాగు స్యాతాహం మహతి రాత్రియై మహతి రాత్రియై రాత్రియై మహతి మహతి రాత్రియై ప్రాతరణవాకం ప్రాతరణవాకగం రాత్రియై మహతి మహతి రాత్రియై ప్రాతరణవాకం రాత్రియై ప్రాతరణవాకం ప్రాతరణవాకగం రాత్రియై రాత్రియై ప్రాతరణవాకం ఉపాకుర్యాద్ ఉపాకుర్యాత్ ప్రాతరణవాకగం రాత్రియై రాత్రియై ప్రాతరణవాకం ఉపాకుర్యాద్ ప్రాతరణవాకం ఉపాకుర్యాద్ ఉపాకుర్యాత్ ప్రాతరణవాకం ప్రాతరణవాకం ఉపాకుర్యాత్ పూర్వ పూర్వ ఉపాకుర్యాత్ ప్రాతరణవాకం ప్రాతరణవాకం ఉపాకుర్యాత్ పూర్వ ప్రాతరణవాకమిది ప్రాతః అనువాకం ఉపాకుర్యాత్ పూర్వ పూర్వ ఉపాకుర్యాత్ ఉపాకుర్యాత్ పూర్వోవాచం వాచం పూర్వ ఉపాకుర్యాత్ ఉపాకుర్యాత్ పూర్వోవాచం ఉపాకుర్యాదిత్యువాకుర్యాద్ పూర్వోవాచం వాచం పూర్వ పూర్వోవాచం పూర్వ పూర్వోవాచం పూర్వ పూర్వోవాచం పూర్వ వాచం పూర్వ పూర్వోవాచం వాచం పూర్వో దేవత దేవత పూర్వోవాచం వాచం పూర్వో దేవత పూర్వో దేవత దేవత పూర్వ పూర్వో దేవత పూర్వ పూర్వో దేవత పూర్వ పూర్వో దేవత పూర్వ దేవత పూర్వ పూర్వో దేవత దేవత పూర్వశ్చందాగుంసి పూర్వో దేవత దేవత పూర్వశ్చందాగుంసి పూర్వశ్చందాగుంసి ఛందాగుంసి పూర్వ పూర్వశ్చందాగుంసి వృందే వృందే ఛందాగుంసి పూర్వ పూర్వశ్చందాగుంసి వృందే ఛందాగుంసి వృందే వృందే ఛందాగుంసి ఛందాగుంసి వృందే వృషణ్వదీం వృషణ్వదీం వృందే ఛందాగుంసి ఛందాగుంసి వృందే వృషణ్వదీం వృందే వృషణ్వదీం వృషణ్వదీం వృందే వృందే వృషణ్వదీం ప్రతిపదం ప్రతిపదం వృషణ్వదీం వృందే వృందే వృషణ్వదీం ప్రతిపదం వృషణ్వదీం ప్రతిపదం ప్రతిపదం వృషణ్వదీం వృషణ్వదీం ప్రతిపదం కుర్యాత్ కుర్యాత్ ప్రతిపదం వృషణ్వదీం వృషణ్వదీం ప్రతిపదం కుర్యాత్ వృషణ్వదీమిది వృషణ్వదీం ప్రతిపదం కుర్యాత్ కుర్యాత్ ప్రతిపదం ప్రతిపదం కుర్యాత్ ప్రాతస్సవనాత్ ప్రాతస్సవనాత్ కుర్యాత్ ప్రతిపదం ప్రతిపదం కుర్యాత్ ప్రాతస్సవనాత్ ప్రతిపదమిది ప్రతిపదం కుర్యాత్ ప్రాతస్సవనాత్ ప్రాతస్సవనాత్ కుర్యాత్ కుర్యాత్ ప్రాతస్సవనాదేవ ప్రాతస్సవనాత్ కుర్యాత్ కుర్యాత్ ప్రాతస్సవనాదేవ ప్రాతస్సవనాదేవ ప్రాతస్సవనాత్ ప్రాతస్సవనాదేవైషామేషామేవ ప్రాతస్సవనాత్ ప్రాతస్సవనాదేవైషామ్ ప్రాతస్సవనాది ప్రాతః సవనాద్ ఏవైషామేషామేవైవైషామింద్రమింద్రమేషామేవైవైషామింద్రమ్ ఏషామింద్రమింద్రమేషామేషామింద్రం వృంతే వృంత ఇంద్రమేషామేషామింద్రం వృంతే ఇంద్రం వృంతే వృంత ఇంద్రమింద్రం వృంతేథో అథో వృంత ఇంద్రమింద్రం వృంతేథో వృంతేథో అథో వృంతే వృంతేథో ఖలు ఖల్వథో వృంతే వృంతేథో ఖలు అథో ఖలు ఖల్వథో అథో ఖల్వాహురాహు ఖల్వథో అథో ఖల్వాహు అథో ఇత్యథో ఖల్వాహురాహు ఖలు ఖల్వాహు సవనముఖే సవనముఖే సవనముఖే సవనముఖ ఆహు ఖలు ఖల్వాహు సవనముఖే సవనముఖే రాహుస్సవనముఖే సవనముఖే సవనముఖే సవనముఖ ఆహురాహుస్సవనముఖే సవనముఖే కార్య కార్య సవనముఖే సవనముఖ ఆహురాహుస్సవనముఖే సవనముఖే కార్య సవనముఖే సవనముఖే కార్య కార్య సవనముఖే సవనముఖే సవనముఖే సవనముఖే కార్యేతి కార్య సవనముఖే సవనముఖే సవనముఖే సవనముఖే కార్యేతి సవనముఖే సవనముఖ ఇది సవనముఖే సవనముఖే కార్యేతి కార్య కార్యేతి సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాది కార్య కార్యేతి సవనముఖాత్ సవనముఖాత్ ఇది సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాదిది సవనముఖాత్ సవనముఖాదేవ సవనముఖాత్ సవనముఖాదిది సవనముఖాత్ సవనముఖాదేవ సవనముఖాత్ సవనముఖాదేవ సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాదేవ ఇషామేషామేవ సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాదేవ సవనముఖాత్ సవనముఖాది సవనముఖాత్ సవనముఖాత్ ఏవైషామేషామేవైవైషామింద్రమింద్రమేషామేవైవైషామింద్రం ఏషామింద్రమింద్రమేషామేషామింద్రం వృంతే వృంత ఇంద్రమేషామేషామింద్రం వృంతే ఇంద్రం వృంతే వృంత ఇంద్రమింద్రం వృంతే సంవేశాయ సంవేశాయ వృంత ఇంద్రమింద్రం వృంతే సంవేశాయ వృంతే సంవేశాయ సంవేశాయ వృంతే వృంతే సంవేశాయోపవేశాయోపవేశాయ సంవేశాయ వృంతే వృంతే సంవేశాయోపవేశాయ సంవేశాయోపవేశాయోపవేశాయ సంవేశాయ సంవేశాయోపవేశాయ గాయత్ర్యా గాయత్ర్యా ఉపవేశాయ సంవేశాయ సంవేశాయోపవేశాయ గాయత్ర్యా సంవేశాయేతి సంవేశాయ ఉపవేశాయ గాయత్ర్యా గాయత్ర్యా ఉపవేశాయోపవేశాయ గాయత్ర్యా స్తుష్టభస్తుష్టభో గాయత్ర్యా ఉపవేశాయోపవేశాయ గాయత్ర్యా స్తుష్టభ ఉపవేశాయేత్యుపవేశాయ గాయత్ర్యా స్తుష్టుభస్తుష్టుభో గాయత్ర్యా గాయత్ర్యా స్తుష్టుభో జగత్యా జగత్యా స్తుష్టుభో గాయత్ర్యా గాయత్ర్యా స్తుష్టుభో జగత్యా స్తుష్టుభో జగత్యా జగత్యా స్తుష్టుభస్తుష్టుభో జగత్యా అనుష్టుభో అనుష్టుభో జగత్యా స్తుష్టుభస్తుష్టుభో జగత్యా అనుష్టుభ జగత్యా అనుష్టుభో అనుష్టుభో జగత్యా జగత్యా అనుష్టుభః పంక్త్యా పంక్త్యా అనుష్టుభో జగత్యా జగత్యా అనుష్టుభః పంక్త్యా అనుష్టుభః పంక్త్యా పంక్త్యా అనుష్టుభో అనుష్టుభః పంక్త్యా అభిభూత్యా అభిభూత్యై పంక్త్యా అనుష్టుభో అనుష్టుభః పంక్త్యా అభిభూత్యై అనుష్టుభ ఇత్యనోస్తుభః పంక్త్యా అభిభూత్యా అభిభూత్యై పంక్త్యా పంక్త్యా అభిభూత్యై స్వాహా స్వాహా అభిభూత్యై పంక్త్యా పంక్త్యా అభిభూత్యై స్వాహా అభిభూత్యై స్వహ స్వహ అభిభూత్యా అభిభూత్యై స్వహ ఛందాగుంసి ఛందాగుంసి స్వహ అభిభూత్యా అభిభూత్యై స్వహ ఛందాగుంసి అభిభూత్యా ఇత్యభిభూత్యై స్వహ ఛందాగుంసి ఛందాగుంసి స్వహ స్వహ ఛందాగుంసి వై వై ఛందాగుంసి స్వహ స్వహ ఛందాగుంసి వై ఛందాగుంసి వై వై ఛందాగుంసి ఛందాగుంసి వై సంవేషస్సం వేషో వై ఛందాగుంసి ఛందాగుంసి వై సంవేష వైసం వేషస్సం వేషో వై వై సంవేష ఉపవేష ఉపవేషస్సం వేషో వై వై సంవేష ఉపవేష సంవేష ఉపవేష ఉపవేషస్సం వేషస్సం వేష ఉపవేషందోభిశ్చందోభిరుపవేషస్సం వేషస్సం వేష ఉపవేషందోభి సంవేష ఇది సంవేష ఉపవేషందోభిశ్చందోభిరుపవేష ఉపవేషందోభిరేవ ఛందోభిరుపవేష ఉపవేషందోభిరేవ ఉపవేష ఇత్యుపవేష ఛందోభిరేవైవ ఛందోభిశ్చందోభిరేవైషామేషామేవ ఛందోభిశ్చందోభిరేవైషాందేవైషామేషామేవైషాఛందాగుంసి ఛందాగుస్యేషామేవైషాఛందాగుంసి ఏషాఛందాగుంసి ఛందాగుస్యేషామేషాఛందాగుంసి వృందే వృందే ఛందాగుస్యేషామేషాఛందాగుంసి వృందే ఛందాగుంసి వృందే వృందే ఛందాగుంసి ఛందాగుంసి వృందే సజనీయగుంస జనీయం వృందే ఛందాగుంసి ఛందాగుంసి వృందే సజనీయం వృందే సజనీయగుంస జనీయం వృందే వృందే సజనీయగుంసోంసోంస జనీయం వృందే వృందే సజనీయగుంసం సజనీయగుంసోంస జనీయగుంస జనీయగుంసం విహవ్యం విహవ్యగుంసోంస జనీయగుంస జనీయగుంసం విహవ్యం సజనీయమితి సజనీయం సస్యం విహవ్యం విహవ్యగుంసోంసం విహవ్యగుంసోంసం విహవ్యగుంసోంసం విహవ్యగుంసం విహవ్యగుంసోంసం విహవ్యం విహవ్యగుంసమగస్త్యగస్త్యశస్యం విహవ్యం విహవ్యగుంసమగస్త్య విహవ్యమిది విహవ్యం శస్యమగస్త్యగస్త్యశస్యగుంసమగస్త్య కయా శుభీయం కయా శుభీయమగస్త్యశస్యగుంసమగస్త్యకయా శుభీయం అగస్త్యశ్రగయా శుభీయంగయా శుభీయమగస్త్యగస్త్యశ్రగయా శుభీయగోషస్యగోషస్యంగయా శుభీయమగస్త్యగస్త్యశ్రగయా శుభీయగోషస్యం గయా శుభీయగోషస్యగోషస్యంగయా శుభీయంగయా శుభీయగోషస్య మేతావదేతావచ్చస్యంగయా శుభీయంగయా శుభీయగోషస్య మేతావత్ గయా శుభీయమితి గయా శుభీయం శస్యమేతావదేతావచ్చస్యగోషస్య మేతావద్వైవ ఏతావచ్చస్యగోషస్య మేతావద్వై ఏతావద్వై వా ఏతావదేతావద్వా అస్తి అస్తి వా ఏతావదేతావద్వా అస్తి వా అస్త్యస్తి వై వా అస్తి యావద్యావదస్తి వై వా అస్తి యావద్ అస్తి యావద్యావదస్తి అస్తి యావదేతదేతద్యావదస్తి అస్తి యావదేతద్ యావదేతదేతద్యావద్యావదేతద్యావద్యావదేతద్యావద్యావదేతద్యావద్ ఏతద్యావద్యావదేతదేతద్యావదేవైవ యావదేతదేతద్యావదేవ యావదేవైవ్యావదేవాస్త్యేవ్యావద్యావదేవాస్తి ఏవాస్త్యస్త్యేవైవాస్తి తదస్త్యేవైవాస్తి తద్ అస్తి తత్తదస్త్యస్తి తదేషామేషాం తదస్త్యస్తి తదేషాం తదేషామేషాం తత్తదేషాం వృంతే వృంత ఏషాం తత్తదేషాం వృంతే ఏషాం వృంతే వృంత ఏషామేషాం వృంతే యది యది వృంత ఏషామేషాం వృంతే యది వృందే యది యది వృందే వృందే యది ప్రాదస్సవనే ప్రాదస్సవనే యది వృందే వృందే యది ప్రాదస్సవనే యది ప్రాదస్సవనే ప్రాదస్సవనే యది యది ప్రాదస్సవనే కలశ కలశ ప్రాదస్సవనే యది యది ప్రాదస్సవనే కలశ ప్రాదస్సవనే కలశ కలశ ప్రాదస్సవనే ప్రాదస్సవనే కలశోదీర్యేత దీర్యేత కలశ ప్రాదస్సవనే ప్రాదస్సవనే కలశోదీర్యేత ప్రాదస్సవన ఇది ప్రాతః సవనే కలశోదీర్యేత దీర్యేత కలశ కలశోదీర్యేత వైష్ణవీషు వైష్ణవీషు దీర్యేత కలశ కలశోదీర్యేత వైష్ణవీషు దీర్యేత వైష్ణవీషు వైష్ణవీషు దీర్యేత దీర్యేత వైష్ణవీషు శివ విష్ణవదీషు శివ విష్ణవదీషు వైష్ణవీషు దీర్యేత దీర్యేత వైష్ణవీషు శివ విష్ణవదీషు వైష్ణవీషు శివ విష్ణవదీషు శివ విష్ణవదీషు వైష్ణవీషు వైష్ణవీషు శివ విష్ణవదీషు స్త్రీరన్ స్త్రీరన్ శివ విష్ణవదీషు వైష్ణవీషు వైష్ణవీషు శివ విష్ణవదీషు స్త్రీరన్ శివ విష్ణవదేశు స్త్రీరన్ స్త్రీరం శివ విష్ణవదేశు శివ విష్ణవదేశు స్త్రీరణ యజ్జత్ స్త్రీరం శివ విష్ణవదేశు శివ విష్ణవదేశు స్త్రీరణ శివ విష్ణవదేశ్వితి శివ విష్ణవదేశు స్త్రీరణ యజ్జత్ స్త్రీరన్ స్త్రీరణ యద్వై వై యత్ స్త్రీరన్ స్త్రీరణ యద్వై యద్వై వై యద్యద్వై యజ్ఞస్య యజ్ఞస్య వై యద్యద్వై యజ్ఞస్య వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్యాదిరిచ్యతే దిరిచ్యతే యజ్ఞస్య వై వై యజ్ఞస్యాదిరిచ్యతే యజ్ఞస్యాదిరిచ్యతే దిరిచ్యతే యజ్ఞస్య యజ్ఞస్యాదిరిచ్యతే విష్ణుం విష్ణుమదిరిచ్యతే యజ్ఞస్య యజ్ఞస్యాదిరిచ్యతే విష్ణుం అదిరిచ్యతే విష్ణుం విష్ణుమదిరిచ్యతే దిరిచ్యతే విష్ణుం తద్విష్ణుమదిరిచ్యతే దిరిచ్యతే విష్ణుం తద్ అదిరిచ్యత ఇత్యదిరిచ్యతే విష్ణుం తద్విష్ణుం విష్ణుం తచ్చిపి విష్టగోషిపి విష్ణుం తద్విష్ణుం విష్ణుం తచ్చిపి విష్ణుం తచ్చిపి విష్టగోషిపి విష్ణుం తత్తచ్చిపి విష్టమభ్యభిషిపి విష్ణుం తత్తచ్చిపి విష్టమభి శివ విష్టమభ్యభిషిపి విష్టగోషిపి విష్టమభ్యత్యభిషిపి విష్టగోషిపి విష్టమభ్యది శివ విష్టమితి శివి విష్టం అభ్యత్యభ్యభ్యతిరిచ్యతేభ్యభ్యతిరిచ్యతే అతిరిచ్యతేరిచ్యతేత్యతిరిచ్యతే తత్తత్తిచ్యతేత్యతిరిచ్యతే తద్ ఇచ్యతే తద్దరిచ్యతేరిచ్యతే తద్విష్ణుర్విష్ణస్తద్రిచ్యతేరిచ్యతే తద్విష్ణు తద్విష్ణుర్విష్ణస్తద్విష్ణశివి విష్ణశివి విష్ణో విష్ణస్తద్విష్ణశివి విష్ణ విష్ణుశివి విష్ణశివి విష్ణో విష్ణుర్విష్ణశివి విష్ణోతిరిక్తేతిరిక్తేశివి విష్ణో విష్ణుర్విష్ణశివి విష్ణోతిరిక్తే శివి విష్ణోతిరిక్తేతిరిక్తే శివి విష్ణశివి విష్ణోతిరిక్త ఏవైవాతిరిక్తే శివి విష్ణశివి విష్ణోతిరిక్త ఏవ శివి విష్ట ఇది శివి విష్ట అతిరిక్త ఏవైవాతిరిక్తేతిరిక్త ఏవాతిరిక్తమతిరిక్తమేవాతిరిక్తేతిరిక్త ఏవాతిరిక్తం అతిరిక్త ఇత్యది రిక్తే ఏవాతిరిక్తమతిరిక్తమేవైవాతిరిక్తం దధాతి దధాత్యతిరిక్తమేవైవాతిరిక్తం దధాతి అతిరిక్తం దధాతి దధాత్యతిరిక్తమతిరిక్తం దధాత్యథో అథో దధాత్యతిరిక్తమతిరిక్తం దధాత్యథో అతిరిక్తమిత్యది రిక్తం దధాత్యథో అథో దధాతి దధాత్యథో అతిరిక్తేనాతిరిక్తేనాథో దధాతి దధాత్యథో అతిరిక్తేన అథో అతిరిక్తేనాతిరిక్తేనాథో అథో అతిరిక్తేనైవైవాతిరిక్తేనాథో అథో అతిరిక్తేనైవ అథో ఇత్యథో అతిరిక్తేనైవైవాతిరిక్తేనాతిరిక్తేనైవాతిరిక్తమతిరిక్తమేవాతిరిక్తేనాతిరిక్తేనైవాతిరిక్తం అతిరిక్తేనేత్యది రిక్తేన ఏవాతిరిక్తమతిరిక్తమేవైవాతిరిక్తమాప్త్వాప్త్వాతిరిక్తమేవైవాతిరిక్తమాప్త్వా అతిరిక్తమాప్త్వాప్త్వాతిరిక్తమతిరిక్తమాప్త్వా వా అతిరిక్తమిత్యది రిక్తం ఆప్త్వా వా వాప్త్వాప్త్వా వరుంధరే రుంధతే వాప్త్వాప్త్వా వరుంధరే అవరుంధరే రుంధతే వా వరుంధతే యది యది రుంధతే వా వరుంధతే యది రుంధతే యది యది రుంధతే రుంధతే యది మధ్యందినే మధ్యందినే యది రుంధతే రుంధతే యది మధ్యందినే యది మధ్యందినే మధ్యందినే యది యది మధ్యందినే దీర్యేత దీర్యేత మధ్యందినే యది యది మధ్యందినే దీర్యేత మధ్యందినే దీర్యేత దీర్యేత మధ్యందినే మధ్యందినే దీర్యేత వషట్కారణ ధనం వషట్కారణ ధనం దీర్యేత మధ్యందినే మధ్యందినే దీర్యేత వషట్కారణ ధనం దీర్యేత వషట్కారణ ధనం వషట్కారణ ధనం దీర్యేత దీర్యేత వషట్కారణ ధన గోసామ సామ వషట్కారణ ధనం దీర్యేత దీర్యేత వషట్కారణ ధన గోసామ వషట్కారణ ధన గోసామ సామ వషట్కారణ ధనం వషట్కారణ ధన గోసామ తుర్యస్తుర్యస్సామ వషట్కారణ ధనం వషట్కారణ ధన గోసామ తుర్యో వషట్కారనిధనమితి వషట్కారాధనం సామకుర్యః కుర్యస్సామ సామకుర్యుర్వషట్కారో వషట్కారకుర్యస్సామ సామకుర్యుర్వషట్కారః కుర్యుర్వషట్కారో వషట్కారః కుర్యః కుర్యుర్వషట్కారో వై వై వషట్కారః కుర్యః కుర్యుర్వషట్కారో వై వషట్కారో వై వై వషట్కారో వషట్కారో వై యజ్ఞస్య యజ్ఞస్య వై వషట్కారో వషట్కారో వై యజ్ఞస్య వషట్కార ఇది వషట్కారః వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టా యజ్ఞస్య వై వై యజ్ఞస్య ప్రతిష్టా యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టా యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టాం ప్రతిష్టాం ప్రతిష్టా యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టాం ప్రతిష్టా ప్రతిష్టాం ప్రతిష్టాం ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టామేవ ప్రతిష్టేది ప్రతిష్టా ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన దేన దేవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన ప్రతిష్టామిది ప్రతిష్టాం ఏవైన దేన దేవైవైన గమయంతి గమయంతేన దేవైవైన గమయంతి ఏన గమయంతి గమయంతేన దేన గమయంతి యది యది గమయంతేన దేన గమయంతి యది గమయంతి యది యది గమయంతి గమయంతి యది తృతీయ సమనే తృతీయ సమనే యది గమయంతి గమయంతి యది తృతీయ సమనే ఎది తృతీయ సవనే తృతీయ సవనే యేది తృతీయ సవన ఏదేదృతీయ సవనే యేది తృతీయ సవన ఏదత్ తృతీయ సవన ఏదేదృతీయ సవనే తృతీయ సవన ఏదేవైవైతృతీయ సవనే తృతీయ సవన ఏదేవ తృతీయ సవన ఇది తృతీయ సవనే ఏదేవైవైతదేదేవ ఏవేత్యేవ షడహేర్మాసాన్మాసాన్ షడహేష్డహేర్మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ షడహేష్డహేర్మాసాన్ సంపాద్య షడహేరిది షడ్ అహైః మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్మాసాన్ సంపాద్యా హరః సంపాద్యమాసాన్మాసాన్ సంపాద్యా సంపాద్యా హరః సంపాద్య సంపాద్యా హరుదుదః సంపాద్య సంపాద్యా హరుదు సంపాద్యేతి సంపాద్య అహరుదుదహర హరుత్సృజంతి సృజంత్యుదహర హరుత్సృజంతి ఉత్సృజంతి సృజంత్యుదుత్సృజంతి షడహైషడహైసృజంత్యుదుత్సృజంతి షడహైః సృజంతి షడహైషడహైసృజంతి సృజంతి షడహైర్హి షడహైసృజంతి సృజంతి షడహైర్హి షడహైర్హి షడహైషడహైర్హి మాసాన్ మాసానిహి షడహైషడహైర్హి మాసాన్ హిమహైరిది షడ్ అహైః హిమాసాన్ మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంత్యర్ధమాసైరర్ధమాసై సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంత్యర్ధమాసైః సంపశ్యంత్యర్ధమాసైరర్ధమాసై సంపశ్యంతి సంపశ్యంత్యర్ధమాసైర్మాసాన్ మాసానర్ధమాసై సంపశ్యంతి సంపశ్యంత్యర్ధమాసైర్మాసాన్ సంపశ్యంతీతి సంపశ్యంతి అర్ధమాసైర్మాసాన్ మాసానర్ధమాసైరర్ధమాసైర్మాసాన్ సంపాద్య సంపాద్యమాసానర్ధమాసైరర్ధమాసైర్మాసాన్ సంపాద్య అర్ధమాసైరిత్యర్ధమాసైః మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహరః సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహ సంపాద్యాహరః సంపాద్య సంపాద్యాహరుదుదః సంపాద్య సంపాద్యాహరుదు సంపాద్యేతి సంపాద్య అహరుదుదహర హరుత్సృజంతి సృజంత్యుదహర హరుత్సృజంతి ఉత్సృజంతి సృజంత్యుదుత్సృజంత్యర్ధమాసైరర్ధమాసై సృజంత్యుదుత్సృజంత్యర్ధమాసైః సృజంత్యర్ధమాసైరర్ధమాసై సృజంతి సృజంత్యర్ధమాసైరిహిత్యర్ధమాసై సృజంతి సృజంత్యర్ధమాసైరిహి అర్ధమాసైరిహిత్యర్ధమాసైరర్ధమాసైరిహి మాసాన్ మాసానిహ్యర్ధమాసైరర్ధమాసైరిహి మాసాన్ అర్ధమాసైరిత్యర్ధమాసైః హిమాసాన్ మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంత్యమాభాస్యయా మా భాస్యయా సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంత్యమాభాస్యయా సంపశ్యంత్యమాభాస్యయా మా భాస్యయా సంపశ్యంతి సంపశ్యంత్యమాభాస్యయా మాసాన్ మాసానమాభాస్యయా సంపశ్యంతి సంపశ్యంత్యమాభాస్యయా మాసాన్ సంపశ్యంతీతి సంపశ్యంతి అమావాస్యయామాసాన్ మాసానమావాస్యయామాభాస్యయామాసాన్ సంపాద్య సంపాద్యమాసానమావాస్యయామాభాస్యయామాసాన్ సంపాద్య అమావాస్యయేత్యమావాస్యయా మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహరః సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహ సంపాద్యాహరః సంపాద్య సంపాద్యాహరుదుదః సంపాద్య సంపాద్యాహరుదు సంపాద్యేతి సంపాద్య అహరుదుదహర హరుత్సృజంతి సృజంత్యుదహర హరుత్సృజంతి ఉత్సృజంతి సృజంత్యుదుత్సృజంత్యమాభాస్యయా మా భాస్యయా సృజంత్యుదుత్సృజంత్యమాభాస్యయా సృజంత్యమాభాస్యయా మా భాస్యయా సృజంతి సృజంత్యమాభాస్యయా హిహ్యమాభాస్యయా సృజంతి సృజంత్యమాభాస్యయా హి మాభాస్యయాహిహ్యమాభాస్యయా మా భాస్యయా హి మాసాన్ మాసానిహ్యమాభాస్యయా మా భాస్యయా హి మాసాన్ అమావాస్యేత్యమావాస్యయా హిమాసాన్ మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంతి పౌర్ణమాస్యా సంపశ్యంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా సంపశ్యంతి సంపశ్యంతి పౌర్ణమాస్యా మాసాన్ మాసాన్ పౌర్ణమాస్యా సంపశ్యంతి సంపశ్యంతి పౌర్ణమాస్యా మాసాన్ సంపశ్యంతీతి సంపశ్యంతి పౌర్ణమాస్యా మాసాన్ మాసాన్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్య మాసాన్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహరః సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహ సంపాద్యాహరః సంపాద్య సంపాద్యాహరుదుదః సంపాద్య సంపాద్యాహరుదు సంపాద్యేతి సంపాద్య అహరుదుదహర హృత్సృజంతి సృజంత్యుదహర హృత్సృజంతి ఉత్సృజంతి సృజంత్యుదుత్సృజంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా సృజంత్యుదుత్సృజంతి పౌర్ణమాస్యా సృజంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా సృజంతి సృజంతి పౌర్ణమాస్యా హి పౌర్ణమాస్యా సృజంతి సృజంతి పౌర్ణమాస్యా హి పౌర్ణమాస్యా హి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా హి మాసాన్ మాసాన్ హి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా హి మాసాన్ పౌర్ణమాస్యేసి పౌర్ణమాస్యా హిమాసాన్ మాసాన్ హిమాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ హిమాసాన్ సంపశ్యంతి మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంతి యో యః సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంతి యః సంపశ్యంతి యో యః సంపశ్యంతి సంపశ్యంతి యో వై వై యః సంపశ్యంతి సంపశ్యంతి యో వై సంపశ్యంతీతి సంపశ్యంతి యో వై వై యో యో వై పూర్ణే పూర్ణే వై యో యో వై పూర్ణే వై పూర్ణే పూర్ణే వై వై పూర్ణ సించత్యా సించతి పూర్ణే వై వై పూర్ణ సించతి పూర్ణ సించత్యా సించతి పూర్ణే పూర్ణ సించతి పరాపరా సించతి పూర్ణే పూర్ణ సించతి పరా సించతి పరాపరా సించత్యా సించతి పరాస సపరా సించత్యా సించతి పరాస ఆసించదీత్యా సించతి పరాస సపరాపరాస సించతి సించతి సపరాపరాస సించతి ససించతి సించతి ససించతి యో యస్ సించతి ససించతి యః సించతి యో యస్ సించతి సించతి యః పూర్ణాత్ పూర్ణాద్యస్ సించతి సించతి యః పూర్ణాత్ యః పూర్ణాత్ పూర్ణాద్యో యః పూర్ణాదుదచ్యుదశతి పూర్ణాద్యో యః పూర్ణాదుదశతి పూర్ణాదుదచ్యుదశతి పూర్ణాత్ పూర్ణాదుదచతి ప్రాణం ప్రాణముదచతి పూర్ణాత్ పూర్ణాదుదచతి ప్రాణం ఉదశతి ప్రాణం ప్రాణముదశ్యుదశతి ప్రాణమస్మిన్నస్మిన్ ప్రాణముదశ్యుదశతి ప్రాణమస్మిన్ ఉదచతిచ్యుదు అచతి ప్రాణమస్మిన్నస్మిన్ ప్రాణం ప్రాణమస్మిన్ సోస్మిన్ ప్రాణం ప్రాణమస్మిన్ సహ ప్రాణమితి ప్రాణం అస్మిన్ సోస్మిన్నస్మిన్ సదధాది దధాది సోస్మిన్నస్మిన్ సదధాది సదధాది దధాది సదధాది యద్యద్దధాది సదధాది యద్ దాది యద్దాది దాది యత్పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా యద్దాది దాది యత్పౌర్ణమాస్యా యత్పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా యద్యత్పౌర్ణమాస్యా మాసాన్ మాసాన్ పౌర్ణమాస్యా యద్యత్పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యా మాసాన్ మాసాన్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్య మాసాన్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్య మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహర సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహ సంపాద్యాహర సంపాద్య సంపాద్యాహరుత్సృజంత్యుత్సృజంత్యః సంపాద్య సంపాద్యాహరుత్సృజంతి సంపాద్యేతి సంపాద్య అహరుత్సృజంత్యుత్సృజంత్య హరహరుత్సృజంతి సంవత్సరాయ సంవత్సరాయోత్సృజంత్య హరహరుత్సృజంతి సంవత్సరాయ సృజంతి సంవత్సరాయ సంవత్సరాయోత్సృజంత్యుత్సృజంతి సంవత్సరాయైవైవ సంవత్సరాయోత్సృజంత్యుత్సృజంతి సంవత్సరాయైవ ఉత్సృజంతీత్యుత్సృజంతి సంవత్సరాయైవైవ సంవత్సరాయ సంవత్సరాయైవ తత్తదేవ సంవత్సరాయ సంవత్సరాయైవ తత్ సంవత్సరాయేతి సంవత్సరాయ ఏవ తత్తదేవైవ తత్ ప్రాణం ప్రాణం తదేవైవ తత్ ప్రాణం తత్ ప్రాణం ప్రాణం తత్ ప్రాణం దధతి దధతి ప్రాణం తత్ ప్రాణం దధతి ప్రాణందధతి దధతి ప్రాణం ప్రాణందధతి తత్తద్దధతి ప్రాణం ప్రాణందధతి దధతి ప్రాణమితి ప్రాణం దధతి తత్తద్దధతి దధతి తదన్వను తద్దధతి దధతి తదను తదన్వను తత్తదను శత్రిణ శత్రిణోను తత్తదను శత్రిణ అను శత్రిణ శత్రిణోన్వను శత్రిణ ప్రప్ర శత్రిణోన్వను శత్రిణ ప్రశత్రిణ ప్రప్ర శత్రిణ శత్రిణ ప్రాణం జనంది ప్రశత్రిణ శత్రిణ ప్రాణంది ప్రాణం జనంది ప్రప్రాణం దియజ్యతనం ప్రప్రాణం దియద్ అనంతి యజ్జదనంజనం దియద హర హర్యదనంజనం దియద యర హర హర్యజ్జద హర్ణనా హర్యజ్జద హర్ణ అహర్ణనా హర హర్ణోత్సృజేయుర్ణ హర హర్ణోత్సృజేయు నోత్సృజేయుత్సృజేయుర్ణనోత్సృజేయుర్యథాయథోత్సృజేయుర్ణనోత్సృజేయుర్యథాయథోత్సృజేయుర్ణనోత్సృజేయుర్యథాయథోత్సృజేయుర్ణనోత్సృజేయుర్యథాదృ ృతిరుపనద్ధ ఉపనద్ధో ధృతిర్యథాయ ధృతిరుపనద్ధ ధృతిరుపనద్ధ ఉపనద్ధో ధృతిరుపనద్ధో విపదతి విపదత్యుపనద్ధో ధృతిరుపనద్ధో విపదతి ఉపనద్ధో విపదతి విపదత్యుపనద్ధ ఉపనద్ధో విపదత్యేవమేవం విపదత్యుపనద్ధ ఉపనద్ధో విపదత్యేవం ఉపనద్ధ ఇత్యుపనద్ధ విపదత్యేవమేవం విపదతి విపదత్యేవం సంవత్సర సంవత్సర ఏవం విపదతి విపదత్యేవం సంవత్సర విపదతీతి విపదతి ఏవం సంవత్సర సంవత్సర ఏవమేవం సంవత్సరోవి సంవత్సర ఏవమేవం సంవత్సరోవి సంవత్సరో సంవత్సర సంవత్సరో విపదే పదే ద్విసంవత్సర సంవత్సరో విపదే సంవత్సర ఇది సంవత్సర విపదే పదే ద్విపదే దాత్యమాత్యం పదే ద్విపదే దాత్యం పదే దాత్యమాత్యం పదే పదే దాత్యమాత్యం పదే పదే దాత్యమా ఆర్తిమార్తిమార్తిమార్చేయురుచేయురార్తిమార్తిమార్చేయు ఆర్చేయురుచేయురార్చేయుర్యుర్యుర్చేయురార్చేయుర్యుత్ అర్చేయుర్యద్యదర్చేయుర్చేయుర్యుత్పౌర్ణమాస్యాభౌర్ణమాస్యాయుర్చేయుర్చేయుర్యుత్పౌర్ణమాస్యాయుర్పౌర్ణమాస్యాభౌర్ణమాస్యాయుర్యుత్పౌర్ణమాస్యామాసాన్మాసాన్ పౌర్ణమాస్యాయుర్యత్పౌర్ణమాస్యామాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ పౌర్ణమాస్యాభౌర్ణమాస్యామాసాన్ సంపాద్య పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యాన్ సంపాద్య సంపాద్యమాసాన్మాసాన్ సంపాద్యాహరసంపాద్యమాసాన్మాసాన్ సంపాద్యాహరసంపాద్యసంపాద్యాహరుత్సృజంత్యుత్సృజంత్యహసంపాద్యసంపాద్యాహరుత్సృజంతి సంపాద్యేతి సంపాద్య అహరుత్సృజంత్యుత్సృజంత్య హరహరుత్సృజంతి సంవత్సరాయ సంవత్సరాయో సృజంత్య హరహరుత్సృజంతి సంవత్సరాయ ఉత్సృజంతి సంవత్సరాయ సంవత్సరాయోత్సృజంత్యుత్సృజంతి సంవత్సరా హీవైవ సంవత్సరాయోత్సృజంత్యుత్సృజంతి సంవత్సరా హీవ ఉత్సృజంతీత్యుత్సృజంతి సంవత్సరాయైవైవ సంవత్సరాయ సంవత్సరాయైవ తత్తదేవ సంవత్సరాయ సంవత్సరాయైవ తత్ సంవత్సరాయేతి సంవత్సరాయ ఏవ తత్తదేవైవ తదు దానము దానంతదేవైవ తదు దానం తదు దానము దానందత్తదు దానందధతి దధత్యు దానందత్తదు దానందధతి ఉదానందధతి దధత్యు దానము దానందధతి తత్తద్దధత్యు దానము దానందధతి తద్ ఉదానమిత్యు దానం దధతి తత్తద్దధతి దధతి తదన్వను తత్తదధతి దధతి తదను తదన్వను తత్తదను శత్రుణ శత్రుణోను తత్తదను శత్రుణ అనుశత్రుణ శత్రుణోన్వను శత్రుణ ఉదుత్ శత్రుణోన్వను శత్రుణ ఉదు శత్రుణ ఉదుత్ శత్రుణ శత్రుణ ఉదనంజ నంజుత్ శత్రుణ శత్రుణ ఉదనంది ఉదనంజ నంజుదనంతినంజుదనంతిన అనంతినార్తిమార్తిమార్తిమార్తిమార్తిమార్తిమార్తిమార్తిమార్తిమార్చంద్యుచ్చంద్యార్తిమార్తిమార్చంది ఆర్చంద్యుచ్చంద్యార్చంది పూర్ణమాసే పూర్ణమాసర్చంద్యార్చంది పూర్ణమాసే అర్చంది పూర్ణమాసే పూర్ణమాసర్చంద్యుచ్చంది పూర్ణమాసే వై వై పూర్ణమాసర్చంద్యుచ్చంది పూర్ణమాసే వై పూర్ణమాసే వై వై పూర్ణమాసే పూర్ణమాసే వై దేవానాం దేవానాం వై పూర్ణమాసే పూర్ణమాసే వై దేవానాం పూర్ణమాస ఇది పూర్ణమాసే వై దేవానాం దేవానాం వై వై దేవానాగుం సుతస్సుతో దేవానాం వై వై దేవానాగుం సుతః దేవానాగుం సుతస్సుతో దేవానాం దేవానాగుం సుతో యద్యత్సుతో దేవానాం దేవానాగుం సుతో యద్ సుతో యద్యత్సుతస్సుతో యత్పౌర్ణమాస్యాభౌర్ణమాస్యాయత్సుతస్సుతో యత్పౌర్ణమాస్యాయత్పౌర్ణమాస్యామాసాన్మాసాన్ పౌర్ణమాస్యాయత్యత్పౌర్ణమాస్యామాసాను పౌర్ణమాస్యామాసాన్ పౌర్ణమాస్యాభౌర్ణమాస్యామాసాన్ సంపాద్య పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్య మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్మాసాన్ సంపాద్య హరః సంపాద్యమాసాన్మాసాన్ సంపాద్య సంపాద్య హరః సంపాద్య సంపాద్య హరుత్సృజంత్యుత్సృజంత్యః సంపాద్య సంపాద్య హరుత్సృజంతి సంపాద్యేతి సంపాద్య అహరుత్సృజంత్యుత్సృజంత్య అర్హరుత్సృజంతి దేవానాం దేవానాముత్సృజంత్య హరహరుత్సృజంతి దేవానాం ఉత్సృజంతి దేవానాం దేవానాముత్సృజంత్యుత్సృజంతి దేవానామేవైవ దేవానాం ఉత్సృజంతీత్యుత్సృజంతి దేవానామేవైవ దేవానాం దేవానామేవ దత్త దేవదేవానాం దేవానామేవ దత్త దేవదత్త దేవైవ దద్యజ్ఞేన యజ్ఞేన తదేవైవ దద్యజ్ఞేన తద్యజ్ఞేన యజ్ఞేన దత్తద్యజ్ఞేన యజ్ఞం యజ్ఞం యజ్ఞేన దత్తద్యజ్ఞేన యజ్ఞం యజ్ఞేన యజ్ఞం యజ్ఞం యజ్ఞేన యజ్ఞేన యజ్ఞం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి యజ్ఞం యజ్ఞేన యజ్ఞేన యజ్ఞం ప్రత్యవరోహంతి యజ్ఞం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి యజ్ఞం యజ్ఞం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి యజ్ఞం యజ్ఞం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి వి ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి వై వై వి ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి వై ప్రత్యవరోహంతి ప్రతి అవరోహంతి వివై వై వివా ఏతదేతద్వై వివా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞం యజ్ఞమేతద్వై వా ఏతద్యజ్ఞం ఏతద్యజ్ఞం యజ్ఞమేతదేతద్యజ్ఞం ఛందంతి ఛందంతి యజ్ఞమేతదేతద్యజ్ఞం ఛందంతి యజ్ఞం ఛందంతి ఛందంతి యజ్ఞం యజ్ఞం ఛందంతి యద్యచ్ఛందంతి యజ్ఞం యజ్ఞం ఛందంతి యద్ ఛందంతి యద్యచ్ఛందంతి ఛందంతి యక్షడ సంతత ఘోషడ సంతత యచ్ఛందంతి ఛందంతి యక్షడ సంతతం హరథాహరుత్సృజంత్యుత్సృజంత్యహరథాహరుత్సృజంతి హరుత్సృజంత్యుత్సృజంత్య హరహరుత్సృజంతి ప్రజాపత్యం ప్రజాపత్యముత్సృజంత్య హరహరుత్సృజంతి ప్రజాపత్యం ఉత్సృజంతి ప్రజాపత్యం ప్రజాపత్యముత్సృజంత్యుత్సృజంతి ప్రజాపత్యం పశుం పశుం ప్రజాపత్యముత్సృజంత్యుత్సృజంతి ప్రజాపత్యం పశుం ఉత్సృజంతిసృజంతి ప్రజాపత్యం పశుం పశుం ప్రజాపత్యం ప్రజాపత్యం పశుమా పశుం ప్రజాపత్యం ప్రజాపత్యం పశుమా ప్రజాపత్యమిది ప్రజాపత్యం పశుమా పశుం పశుమాలభంతే లభంత ఆ పశుం పశుమాలభంతే ఆలభంతే లభంత ఆలభంతే ప్రజాపతి ప్రజాపతిర్లభంత ఆలభంతే ప్రజాపతి లభంతే ప్రజాపతి ప్రజాపతిర్లభంతే లభంతే ప్రజాపతి సర్వా సర్వా ప్రజాపతిర్లభంతే లభంతే ప్రజాపతి సర్వా ప్రజాపతి సర్వా సర్వా ప్రజాపతి ప్రజాపతి సర్వా దేవత దేవత సర్వా ప్రజాపతి ప్రజాపతి సర్వా దేవత ప్రజాపతిరుది ప్రజాపతి సర్వా దేవతా దేవతా సర్వా సర్వా దేవతా దేవతాభిర్దేవతాభిర్దేవతా సర్వా సర్వా దేవతా దేవతాభి దేవతా దేవతాభిర్దేవతాభిర్దేవతా దేవతా దేవతాభిరేవైవ దేవతాభిర్దేవతా దేవతా దేవతాభిరేవ దేవతాభిరేవైవ దేవతాభిర్దేవతాభిరేవ యజ్ఞం యజ్ఞమేవ దేవతాభిర్దేవతాభిరేవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞకూసకూసం యజ్ఞమేవైవ యజ్ఞకూసం యజ్ఞకోసకోసం యజ్ఞం యజ్ఞకోసం తన్వంతి తన్వంతి సంయజ్ఞం యజ్ఞకోసం తన్వంతి సంతన్వంతి తన్వంతి సకోసం తన్వంతి జయంతి జయంతి తన్వంతి సకోసం తన్వంతి జయంతి తన్వంతి జయంతి జయంతి తన్వంతి తన్వంతి జయంతి వై వైయంతి తన్వంతి తన్వంతి జయంతి వై జయంతి వై వైయంతి జయంతి వా ఏత ఏతే వైయంతి జయంతి వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సమనాత్ సమనాద్ ఏతే వై వా ఏతే సమనాత్ ఏతే సమనాత్ సమనాదేత ఏతే సమనాద్యే ఏ సమనాదేత ఏతే సమనాద్యే సమనాద్యే ఏ సమనాత్ సమనాద్యే హర హర్యే సమనాత్ సమనాద్యే ఏ హర హర్యే ఏ హరుత్సృజంత్యుత్సృజంత్య హర్యే ఏ హరుత్సృజంతి అహరుత్సృజంత్యుత్సృజంత్య హర హరుత్సృజంతి దురీయం దురీయముత్సృజంత్య హర హరుత్సృజంతి దురీయం ఉత్సృజంతి దురీయం దురీయముత్సృజంత్యుత్సృజంతి దురీయం ఖలు ఖలు దురీయముత్సృజంత్యుత్సృజంతి దురీయం ఖలు ఉత్సృజంతిసృజంతి తురీయం ఖలు ఖలు తురీయం తురీయం ఖలు వై వై ఖలు తురీయం తురీయం ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏతదేతద్వై ఖలు ఖలు వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్సవన కోసవనమేతద్వై వా ఏతత్సవనం ఏతత్సవన కోసవనమేతదేతత్సవనం యద్యత్సవనమేతదేతత్సవనం యద్ సవనం యద్యత్సవన కోసవనం యత్సాన్ నాయ్య కోసాన్ నాయ్యం యత్సవన కోసవనం యత్సాన్ నాయ్యం సాన్నాయ్యమిది సాం నాయ్యం తేనైవ తేనైవ సమనాత్ సమనాదేవ తేనైవ సమనాద్ ఏవ సమనాత్ సమనాదేవైవ సమనాన్న సమనాదేవైవ సమనాన్న సమనాన్న సమనాత్ సమనాన్నయంతి యంతి న సమనాత్ సమనాన్నయంతి నయంతి యంతి నయంతి సమబహూయ సమబహూయ యంతి నయంతి సమబహూయ యంతి సమబహూయ సమబహూయ యంతి యంతి సమబహూయ భక్షయంతి భక్షయంతి సమబహూయ యంతి యంతి సమబహూయ భక్షయంతి సమబహూయ భక్షయంతి భక్షయంతి సమబహూయ సమబహూయ భక్షయంతి ఏదత్సమబీథా ఏదత్సమబీథా భక్షయంతి సమబహూయ సమబహూయ భక్షయంతి ఏదత్సమబీథా సమబహూయేతి సమబహూయ భక్షయంత్యేదత్సమబీథా ఏదత్సమబీథా భక్షయంతి భక్షయంత్యేదత్సమబీథా హిత్యేదత్సమబీథా భక్షయంతి భక్షయంత్యేదత్సమబీథా హి ఏదత్సమబీథా హిత్యేదత్సమబీథా ఏదత్సమబీథా హ్యేదర్హ్యేదర్హి హ్యేదత్సమబీథా ఏదత్సమబీథా హ్యేదర్హి ఏదత్సమబీథాయితనం ఏతేషామేతేషాం వై వా ఏతేషాగుం సమనభాజః సమనభాజః ఏతేషాగుం సమనభాజః ఏతేషాగుం సమనభాజః సమనభాజః ఏతేషాగుం సమనభాజో దేవతా దేవతా సమనభాజః ఏతేషాం ఏతేషాగుం సమనభాజో దేవతా గచ్చంది గచ్చంది దేవతా సమనభాజః సమనభాజో దేవతా గచ్చంది సమనభాజయితి సమనభాజః దేవతా గచ్చంది గచ్చంది దేవతా గచ్చంది ఏ హర హర్యే గచ్చంది గచ్చంది ఏ హర హర్యే ఏ హరుత్సృజంత్యుత్సృజంత్య హర్యే ఏ హరుత్సృజంతి ఆరుత్సృజంత్యుత్సృజంత్య హర హరుత్సృజంత్యను సవనమను సవనము సృజంత్య హర హరుత్సృజంత్యను సవనం రుత్సృజంత్యను సవనమను సవనము సృజంత్యుత్సృజంత్యను సవనం పురోడాశాన్ పురోడాశానను సవనము సృజంత్యుత్సృజంత్యను సవనం పురోడాశాను అనుసవనం పురోడాశాన్ పురోడాశానను సవనమను సవనం పురోడాశాన్ నిర్నిష్పురోడాశానను సవనమను సవనం పురోడాశాన్ని అనుసవనమిత్యను సవనం పురోడాశాన్ నిర్నిష్పురోడాశాన్ పురోడాశాన్ నిర్భవంది వంది నిష్పురోడాశాన్ పురోడాశాన్ నిర్భవంది నిర్భవంది వంది నిర్నిర్భవంది యథాయతనాత్ సవనభాజ దేవత దేవత అవరుంధతే రుంధతే దేవత అవరుంధతే అష్టాకపాలాన్ ఏకాదశకపాలాదిత్యేకాదశకపాలాన్ మాధ్యన్యనే సవనే సవనే మాధ్యన్యనే సవనే ద్వాదశకపాలాన్ ద్వాదశకపాలాన్ సవనే మాధ్యన్యనే మాధ్యన్యనే సవనే ద్వాదశకపాలాన్ సవనే ద్వాదశకపాలాన్ ద్వాదశకపాలాన్ సవనే సవనే ద్వాదశకపాలాన్ స్తృతీయ సవనే తృతీయ సవనే ద్వాదశకపాలాన్ సవనే సవనే ద్వాదశకపాలాన్ స్తృతీయ సవనే ద్వాదశకపాలాగస్థితి సమనేతృతి సమనే ద్వాదశకపాలాన్ ద్వాదశకపాలాగస్థితి సమనే ఛందాగుంశి ఛందాగుంశి తృతీయ సమనే ద్వాదశకపాలాన్ ద్వాదశకపాలాగస్థితి సమనే ఛందాగుంశి ద్వాదశకపాలాని ద్వాదశ కపాలాన్ తృతీయ సమనే ఛందాగుంశి ఛందాగుంశి తృతీయ సమనే తృతీయ సమనే ఛందాగుస్యేవైవ ఛందాగుంశి తృతీయ సమనే తృతీయ సమనే ఛందాగుస్యేవ తృతీయ సమన ఇది తృతీయ సమనే ఛందాగుస్యేవైవ ఛందాగుంశి ఛందాగుస్యేవాప్త్వాప్త్వైవ ఛందాగుంశి ఛందాగుస్యేవాప్త్వా ఏవాప్త్వాప్త్వైవైవాప్త్వా వా వాప్త్వైవైవాప్త్వా వా ఆప్త్వా వా వాప్త్వాప్త్వా వరుంధతే రుంధతే వాప్త్వాప్త్వా వరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే వైశ్వదేవం వైశ్వదేవగో రుంధతే వావరుంధతే వైశ్వదేవం రుంధతే వైశ్వదేవం వైశ్వదేవగో రుంధతే రుంధతే వైశ్వదేవం చరుం చరుం వైశ్వదేవగో రుంధతే రుంధతే వైశ్వదేవం చరుం వైశ్వదేవం చరుం చరుం వైశ్వదేవం వైశ్వదేవం చరుం తృతీయ సమనే తృతీయ సమనే చరుం వైశ్వదేవం వైశ్వదేవం చరుం తృతీయ సమనే వైశ్వదేవమిది వైశ్వదేవం చరంతృతీయ సమనే తృతీయ సమనే చరుం చరంతృతీయ సమనే నిర్నిష్కృతీయ సమనే చరుం చరంతృతీయ సమనే తృతీయ సమనే నిర్నిష్కృతీయ సమనే తృతీయ సమనే నిర్మబంది భవంతి నిష్కృతీయ సమనే తృతీయ సమనే నిర్మబంది తృతీయ సమన ఇది తృతీయ సమనే నిర్మబంది భవంత నిర్నిర్మబంది వైశ్వదేవం వైశ్వదేవం భవంతి నిర్నిర్మబంది వైశ్వదేవం భవంతి వైశ్వదేవం వైశ్వదేవం భవంతి భవంతి వైశ్వదేవం వై వై వైశ్వదేవం భవంతి భవంతి వైశ్వదేవం వై వైశ్వదేవం వై వై వైశ్వదేవం వైశ్వదేవం వై తృతీయ సమనం తృతీయ సమనం వై వైశ్వదేవం వైశ్వదేవం వై తృతీయ సమనం వైశ్వదేవమిది వైశ్వదేవం వైతృతీయ సమనం తృతీయ సమనం వై వైతృతీయ సమనం తేన తేన తృతీయ సమనం వై వైతృతీయ సమనం తేన తృతీయ సమనం తేన తేన తృతీయ సమనం తృతీయ సమనం తేనైవైవ తేన తృతీయ సమనం తృతీయ సమనం తేనైవ తృతీయ సమనమిది తృతీయ సమనం తేనైవైవ తేన తేనైవ తృతీయ సమనాత్ తృతీయ సమనాదేవ తేన తేనైవ తృతీయ సమనాత్ ఏవ తృతీయ సమనాత్ తృతీయ సమనాదేవైవ తృతీయ సమనాన్న తృతీయ సమనాదేవైవ తృతీయ సమనాన్న తృతీయ సమనాన్న తృతీయ సమనాత్ తృతీయ సమనాన్నయంతియంతి న తృతీయ సమనాత్ తృతీయ సమనాన్నయంతి తృతీయ సమనాది తృతీయ సమనాద్ మయంతియంతి నయంతి యంతీతి యంతి ఉత్సృజ్యా నోత్సృజ్యా నోత్సృజ్యా ముత్సృజ్యా నోత్సృజ్యా ముత్సృజ్యా నోత్సృజ్యా ఉత్సృజ్యా మిత్యుత్సృజ్యా నోత్సృజ్యా ఉత్సృజ్యా నోత్సృజ్యా మిదిత్యుత్సృజ్యా నోత్సృజ్యా మిది ఉత్సృజ్యా మిదిత్యుత్సృజ్యా ముత్సృజ్యా మిది మేమాగుంసంతే మేమాగుంసంత ఇత్యుత్సృజ్యా ముత్సృజ్యా మిది మేమాగుంసంతే ఉత్సృజ్యా మిత్యుత్సృజ్యా ఇది మేమాగుంసంతే మేమాగుంసంత ఇది మేమాగుంసంతే బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన మేమాగుంసంత ఇది మేమాగుంసంతే బ్రహ్మవాదిన మీమాగుంసంతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో మీమాగుంసంతే మీమాగుంసంతే బ్రహ్మవాదినస్తబ్రహ్మవాదినో మీమాగుంసంతే మీమాగుంసంతే బ్రహ్మవాదినస్తత్ బ్రహ్మవాదినస్తబ్రహ్మవాదినో బ్రహ్మవాదినస్తూత్రహ్మవాదినో బ్రహ్మవాదినస్తూ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన తదూతద్వాహురాహురుద్వాహు ఉవాహురాహురుగువాహురుత్సృజ్యమాహురుగువాహురుత్సృజ్యం ఆహురుత్సృజ్యముత్సృజ్యమాహురాహురుత్సృజ్యమేవైవోత్సృజ్యమాహురాహురుత్సృజ్యమేవ ఉత్సృజ్యమేవైవోత్సృజ్యముత్సృజ్యమేవేతీత్యేవోత్సృజ్యముత్సృజ్యమేవేతి ఉత్సృజ్యమిత్యుత్సృజ్యం ఏవేతీత్యేవైవేత్యమావాస్యాయామమావాస్యాయామిత్యేవైవేత్యమావాస్యాయామ్

వసమతే పరోడాశం పరోడాశం వసమతే వసమతే పరోడాశమష్టాకపాలమష్టాకపాలం పరోడాశం వసమతే వసమతే పరోడాశమష్టాకపాలం పరోడాశమష్టాకపాలమష్టాకపాలం పరోడాశం పరోడాశమష్టాకపాలం నిర్భవంతి నిర్భవంతి అష్టాకపాలం పరోడాశం పరోడాశమష్టాకపాలం నిర్భవంతి అష్టాకపాలం నిర్భవంతి నిర్భవంతి అష్టాకపాలమష్టాకపాలం నిర్భవంతి దేవతాం దేవతాం నిర్భవంత్యష్టాకపాలమష్టాకపాలం నిర్భవంతి దేవతాం అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్భవంతి దేవతాం దేవతాం నిర్భవంతి నిర్భవంతి దేవతామేవైవ దేవతాం నిర్భవంతి నిర్భవంతి దేవతామేవ నిర్భవంతీతి నిర్భవంతి దేవతామేవైవ దేవతాం దేవతామేవ తత్త దేవదేవతాం దేవతామేవ తత్ ఏవ తద్భాగినీం భాగినీం తదేవైవ తద్భాగినీం తద్భాగినీం భాగినీం తత్తద్భాగినీం కుర్వంతి కుర్వంతి భాగినీం తత్తద్భాగినీం కుర్వంతి భాగినీం కుర్వంతి కుర్వంతి భాగినీం భాగినీం కుర్వంతి సవనకు సవనం కుర్వంతి భాగినీం భాగినీం కుర్వంతి సవనం కుర్వంతి సవనకు సవనం కుర్వంతి కుర్వంతి సవనమష్టాభిరష్టాభిః సవనం కుర్వంతి కుర్వంతి సవనమష్టాభిః సవనమష్టాభిరష్టాభిః సవనకు సవనమష్టాభిరుపోపాష్టాభిః సవనకు సవనమష్టాభిరుప అష్టాభిరుపోపాష్టాభిరష్టాభిరుపయంతి యంచుపాష్టాభిరష్టాభిరుపయంతి ఉపయంతి యంచుపోపయంతి యద్యద్యంచుపోపయంతి యత్ యంతి యద్యద్యంతి యంతి యదైంద్రమైంద్రం యద్యంతి యంతి యదైంద్రం యదైంద్రమైంద్రం యదైంద్రం దధిదధ్యైంద్రం యదిదైంద్రం దది ఐంద్రం దధిదధ్యైంద్రమైంద్రం దధి భవతి భవతి దధ్యైంద్రమైంద్రం దధి భవతి భవతి భవతి దధిదధి భవతీంద్రమింద్రం భవతి దధిదధి భవతీంద్రం భవతీంద్రమింద్రం భవతి భవతీంద్రమేవైవేంద్రం భవతి భవతీంద్రమేవ ఇంద్రమేవైవేంద్రమింద్రమేవ దత్త దేవేంద్రమింద్రమేవ తత్ ఏవ దత్త దేవైవ దద్ధాగధేయాత్ భాగధేయాత్ తదేవైవ దద్ధాగధేయాత్ తద్ధాగధేయాత్ భాగధేయాత్ తత్తద్భాగధేయాన్నన భాగధేయాత్ తత్తద్భాగధేయాన్న భాగధేయాన్నన భాగధేయాత్ భాగధేయాన్నచ్యావయంతిచ్యావయంతి న భాగధేయాత్ భాగధేయాన్నచ్యావయంతి భాగధేయాదితి భాగధేయాద్ నచ్యావయంతిచ్యావయంతి నచ్యావయంతీంద్రస్యేంద్రస్యచ్యావయంతి నచ్యావయంతీంద్రస్య చ్యావయంతీంద్రస్యేంద్రస్యచ్యావయంతిచ్యావయంతీంద్రస్య వైవ ఇంద్రస్యచ్యావయంతిచ్యావయంతీంద్రస్య వై ఇంద్రస్య వైవ ఇంద్రస్యేంద్రస్య వై మరుత్వదో మరుత్వదో వా ఇంద్రస్యేంద్రస్య వై మరుత్వదః వై మరుత్వదో మరుత్వదో వై వై మరుత్వదో మాధ్యందనం మాధ్యందనం మరుత్వదో వై వై మరుత్వదో మాధ్యందనం మరుత్వదో మాధ్యందనం మాధ్యందనం మరుత్వదో మరుత్వదో మాధ్యందన గోసవన గోసవనం మాధ్యందనం మరుత్వదో మరుత్వదో మాధ్యందన గోసవనం మాధ్యందన గోసవన గోసవనం మాధ్యందనం మాధ్యందన గోసవనం యజ్యత్సవనం మాధ్యందనం మాధ్యందన గోసవనం యజ్ సవనం యజ్యత్సవన గోసవనం యదింద్రాయేంద్రాయత్సవన గోసవనం యదింద్రాయ యదింద్రాయేంద్రాయజ్యరింద్రాయ మరుత్వదే మరుత్వద ఇంద్రాయజ్యరింద్రాయ మరుత్వదే ఇంద్రాయ మరుత్వదే మరుత్వద ఇంద్రాయేంద్రాయ మరుత్వదే పరోడాశం పరోడాశం మరుత్వద ఇంద్రాయేంద్రాయ మరుత్వదే పరోడాశం మరుత్వదే పరోడాశం పరోడాశం మరుత్వదే మరుత్వదే పరోడాశమేకాదశకపాలమేకాదశకపాలం పరోడాశం మరుత్వదే మరుత్వదే పరోడాశమేకాదశకపాలం పరోడాశమేకాదశకపాలమేకాదశకపాలం పరోడాశం పరోడాశమేకాదశకపాలం నిర్భవంతి నిర్భవంత్యేకాదశకపాలం పరోడాశం పరోడాశమేకాదశకపాలం నిర్భవంతి ఏకాదశకపాలం నిర్భవంతి నిర్భవంత్యేకాదశకపాలమేకాదశకపాలం నిర్భవంతి దేవతాం దేవతాం నిర్భవంత్యేకాదశకపాలమేకాదశకపాలం నిర్భవంతి దేవతాం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్భవంతి దేవతాం దేవతాం నిర్భవంతి నిర్భవంతి దేవతామేవైవ దేవతాం నిర్భవంతి నిర్భవంతి దేవతామేవ నిర్భవంతీతి నిర్భవంతి దేవతామేవైవ దేవతాం దేవతామేవ తత్త దేవదేవతాం దేవతామేవ తత్ ఏవ దత్త దేవైవ తద్భాగినీం భాగినీం తదేవైవ తద్భాగినీం తద్భాగినీం భాగినీం తత్తద్భాగినీం కుర్వంతి కుర్వంతి భాగినీం తత్తద్భాగినీం కుర్వంతి భాగినీం కుర్వంతి కుర్వంతి భాగినీం భాగినీం కుర్వంతి సవనకు సవనం కుర్వంతి భాగినీం భాగినీం కుర్వంతి సవనం కుర్వంతి సవనగో సవనం కుర్వంతి కుర్వంతి సవనమేకాదశభిరేకాదశభిః సవనం కుర్వంతి కుర్వంతి సవనమేకాదశభిః సవనమేకాదశభిరేకాదశభిః సవనగో సవనమేకాదశభిరుపోపైకాదశభిః సవనగో సవనమేకాదశభిరుప ఏకాదశభిరుపోపైకాదశభిరేకాదశభిరుపయంతి యంత్యుపైకాదశభిరేకాదశభిరుపయంతి ఏకాదశభిరిత్యేకాదశభిః ఉపయంతి యంత్రిపోపయంతి విశ్వేషాం విశ్వేషాం యంత్రిపోపయంతి విశ్వేషాం యంత్రి విశ్వేషాం విశ్వేషాం యంత్రయంతి విశ్వేషాం వై వై విశ్వేషాం యంత్రయంతి విశ్వేషాం వై విశ్వేషాం వై వై విశ్వేషాం విశ్వేషాం వై దేవానాం దేవానాం వై విశ్వేషాం విశ్వేషాం వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం ప్రభుమతాం ప్రభుమతాం దేవానాం వై వై దేవానాం ప్రభుమతాం దేవానాం ప్రభుమతాం ప్రభుమతాం దేవానాం దేవానాం ప్రభుమతాం తృతీయ సవనం తృతీయ సవనం ప్రభుమతాం దేవానాం దేవానాం ప్రభుమతాం తృతీయ సవనం ప్రభుమతాం తృతీయ సవనం తృతీయ సవనం ప్రభుమతాం ప్రభుమతాం తృతీయ సవనం తృతీయ సవనం ప్రభుమతాం ప్రభుమతాం తృతీయ సవనం ప్రభుమతామిత్రిభూమతాం తృతీయ సవనం తృతీయ సవనం తృతీయ సవనం వైశ్వదేవం వైశ్వదేవం తృతీయ సవనం తృతీయ సవనం వైశ్వదేవం తృతీయ సవనమితి తృతీయ సవనం యద్వైశ్వదేవం వైశ్వదేవం యద్వైశ్వదేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వదేవం యద్వైశ్వదేవం ద్వాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలం నిర్వపంతి నిర్వపంతి ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలం నిర్వపంతి వైశ్వదేవమితి వైశ్వదేవం ద్వాదశకపాలం నిర్వపంతి నిర్వపంతి ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపంతి దేవత దేవత నిర్వపంతి ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపంతి దేవత ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం నిర్వపంతి దేవత దేవత నిర్వపంతి నిర్వపంతి దేవత ఏవైవ దేవత నిర్వపంతి నిర్వపంతి దేవత ఏవ నిర్వపంతి నిర్వపంతి దేవత ఏవైవ దేవత దేవత ఏవ తత్త దేవ దేవత దేవత ఏవ తత్ ఏవ తత్త దేవైవ తద్భాగినీర్భాగినీస్తదేవైవ తద్భాగినీః తద్భాగినీర్భాగినీస్తద్భాగినీః కుర్వంతి కుర్వంతి భాగినీస్తద్భాగినీః కుర్వంతి భాగినీః కుర్వంతి కుర్వంతి భాగినీర్భాగినీః కుర్వంతి సవనగో సవనం కుర్వంతి భాగినీర్భాగినీః కుర్వంతి సవనం కుర్వంతి సవనగో సవనం కుర్వంతి కుర్వంతి సవనం ద్వాదశభిర్ద్వాదశభిస్తవనం కుర్వంతి కుర్వంతి సవనం ద్వాదశభిః సవనం ద్వాదశభిర్ద్వాదశభిస్తవనగో సవనం ద్వాదశభిర్వోప ద్వాదశభిస్తవనగో సవనం ద్వాదశభిర్వ ద్వాదశభిర్వోప ద్వాదశభిర్ద్వాదశభిర్వయంతి యంచిమ ద్వాదశభిర్ద్వాదశభిర్వయంతి ద్వాదశభిరితి ద్వాదశాభిః ఉపయంతి యంత్రిపోపయంతి ప్రాజాపత్యం ప్రాజాపత్యం యంత్రిపోపయంతి ప్రాజాపత్యం యంతి ప్రాజాపత్యం ప్రాజాపత్యం యంతి యంతి ప్రాజాపత్యం పశుం పశుం ప్రాజాపత్యం యంతి యంతి ప్రాజాపత్యం పశుం రాజాపత్యం పశుం పశుం ప్రాజాపత్యం ప్రాజాపత్యం పశుమా పశుం ప్రాజాపత్యం ప్రాజాపత్యం పశుమా ప్రాజాపత్యమిది ప్రాజాపత్యం పశుమా పశుం పశుమాలభంతే లభంత ఆ పశుం పశుమాలభంతే ఆలభంతే లభంత ఆలభంతే యజ్ఞో యజ్ఞోలభంత ఆలభంతే యజ్ఞ లభంతే యజ్ఞో యజ్ఞోలభంతే లభంతే యజ్ఞో వై వై యజ్ఞోలభంతే లభంతే యజ్ఞో వై యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వై ప్రజాపతి ప్రజాపతిర్వై యజ్ఞో యజ్ఞో వై ప్రజాపతి వై ప్రజాపతి ప్రజాపతిర్వై వై ప్రజాపతిర్యజ్ఞస్య యజ్ఞస్య ప్రజాపతిర్వై వై ప్రజాపతిర్యజ్ఞస్య ప్రజాపతిర్యజ్ఞస్య యజ్ఞస్య ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞస్యానన సర్గాయానన సర్గాయ యజ్ఞస్య ప్రజాపతి ప్రజాపతిర్యజ్ఞస్యానన సర్గాయ ప్రజాపతిరిది ప్రజాపతి యజ్ఞస్యానన సర్గాయానన సర్గాయ యజ్ఞస్య యజ్ఞస్యానన సర్గాయాభివర్తోభివర్తోనన సర్గాయ యజ్ఞస్య యజ్ఞస్యానన సర్గాయాభివర్త అనన సర్గాయాభివర్తోభివర్తోనన సర్గాయానన సర్గాయాభివర్త ఇత ఇతోభివర్తోనన సర్గాయానన సర్గాయాభివర్త ఇత అనన సర్గాయేత్యనను సర్గాయ అవివర్త ఇత ఇతోభివర్తోభివర్త ఇత షట్ షట్ ఇతోభివర్తోభివర్త ఇత షట్ అవివర్త ఇత్యభివర్త ఇత షట్ షట్ ఇత ఇత షణ్మాసో మాస షట్ ఇత ఇత షణ్మాస షణ్మాసో మాస షట్ షణ్మాసో బ్రహ్మసామం బ్రహ్మసామం మాస షట్ షణ్మాసో బ్రహ్మసామం మాసో బ్రహ్మసామం బ్రహ్మసామం మాసో మాసో బ్రహ్మసామం భవతి భవతి బ్రహ్మసామం మాసో మాసో బ్రహ్మసామం భవతి బ్రహ్మసామం భవతి భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మ బ్రహ్మసామమిది బ్రహ్మ సామం భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై వై బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వా అభివర్తో అభివర్తో వై బ్రహ్మ బ్రహ్మ వా అభివర్త వా అభివర్తో అభివర్తో వై వా అభివర్తో బ్రహ్మణ బ్రహ్మణాభివర్తో వై వా అభివర్తో బ్రహ్మణ అభివర్తో బ్రహ్మణ బ్రహ్మణాభివర్తో అభివర్తో బ్రహ్మణైవ బ్రహ్మణాభివర్తో అభివర్తో బ్రహ్మణైవ అభివర్త ఇత్యభివర్త బ్రహ్మణైవ బ్రహ్మణ బ్రహ్మణైవ దత్తదేవ బ్రహ్మణ బ్రహ్మణైవ దత్ ఏవ దత్తదేవైవ దత్సువర్గమూసు వర్గం తదేవైవ దత్సువర్గం తత్సువర్గమూసు వర్గం దత్తత్సువర్గం లోకం లోకమూసు వర్గం దత్తత్సువర్గం లోకం స్వర్గం లోకం లోకమూసు వర్గమూసు వర్గం లోకమభివర్తయంతోభివర్తయంతో లోకమూసు వర్గమూసు వర్గం లోకమభివర్తయంత సువర్గమితి సువర్గం లోకమభివర్తయంతోభివర్తయంతో లోకం లోకమభివర్తయంతో ఎంతయంత్యభివర్తయంతో లోకం లోకమభివర్తయంతో ఎంతి అభివర్తయంతో ఎంతయంత్యభివర్తయంతోభివర్తయంతో ఎంత ప్రతికూలం ప్రతికూలం ఎంత్యభివర్తయంతోభివర్తయంతో ఎంత ప్రతికూలం అభివర్తయంత ఇత్యభివర్తయంత ప్రతికూలం ప్రతికూలయ్యంతయంత్య ప్రతికూలమివేవ ప్రతికూలయ్యంతయంత్య ప్రతికూలమివ ప్రతికూలమివేవ ప్రతికూలం ప్రతికూలమివహివ ప్రతికూలం ప్రతికూలమివహి ప్రతికూలమిది ప్రతికూలం ఇవహివే వహీత ఇతో హివే వహీత హీత ఇతో హీతస్సు వర్గస్సు వర్గ ఇతో హీతస్సు వర్గ ఇతస్సు వర్గస్సు వర్గ ఇత ఇతస్సు వర్గో లోకో లోకస్సు వర్గ ఇత ఇతస్సు వర్గో లోక స్వర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోక ఇంద్రేంద్ర లోకస్సు వర్గస్సు వర్గో లోక ఇంద్ర స్వర్గ ఇతి సువర్గ లోక ఇంద్రేంద్ర లోకో లోక ఇంద్రకృతం కృతమింద్ర లోకో లోక ఇంద్రకృతం ఇంద్రకృతం కృతమింద్రేంద్రకృతం నో నకృతమింద్రేంద్రకృతం నః కృతం నో నకృతం కృతం నకృతం కృతం నో నహరభరానో నహర ఆభర భరాభర పితా పితా భరాభర పితా భర పితా పితా భర భర పితా పుత్రేభ్యః పుత్రేభ్యః పితా భర భర పితా పుత్రేభ్యః పితా పుత్రేభ్యః పుత్రేభ్యః పితా పితా పుత్రేభ్యో యథా యథా పుత్రేభ్యః పితా పితా పుత్రేభ్యో యథా పుత్రేభ్యో యథా యథా పుత్రేభ్యః పుత్రేభ్యో యథా యథేత యథా శిక్షానో నశిక్ష శిక్షానో అస్మిన్నస్మిన్ నశిక్ష శిక్షానో అస్మిన్ అస్మిన్నస్మిన్నో నో అస్మిన్ పురోహోత పురోహోత అస్మిన్నో నో అస్మిన్ పురోహోత అస్మిన్ పురోహోత పురోహోత అస్మిన్నస్మిన్ పురోహోదయామని యామని పురోహోత అస్మిన్నస్మిన్ పురోహోదయామని పురోహోదయామని యామని పురోహోత పురోహోదయామని జీవా జీవాయామని పురోహోత పురోహోదయామని జీవా యామని జీవహూతేతి పురోహూత యామని జీవా జీవాయామని యామని జీవా జ్యోతిర్జ్యోతిర్జీవాయామని యామని జీవా జ్యోతి జీవా జ్యోతిర్జ్యోతిర్జీవా జీవా జ్యోతిర్శీమహ్య శీమహి జ్యోతిర్జీవా జీవా జ్యోతిర్శీమహి జ్యోతిర్శీమహ్య శీమహి జ్యోతిర్జ్యోతిర్శీమహీతీ శ్రీమహి జ్యోతిర్జ్యోతిర్శీమహీతి అశీమహీతీత్యశీమహ్య శీమహీత్యముతోముర ఇత్యశీమహ్య శీమహీత్యముత ఇత్యముతోముర ఇదిత్యముత ఆయతామాయతామముత ఇదిత్యముత ఆయత మముత ఆయతామాయత మముతోముత ఆయతాగుం షట్షడాయత మముతోముత ఆయతాగుం షడ్ ఆయతాగుం షట్షడాయతమాయతాగుం షణ్మాసో మాసషడాయతమాయతాగుం షణ్మాస ఆయతమిత్యాయతాం షణ్మాసో మాసషట్షణ్మాసో బ్రహ్మసామం బ్రహ్మసామం మాసషట్షణ్మాసో బ్రహ్మసామం మాసో బ్రహ్మసామం బ్రహ్మసామం మాసో మాసో బ్రహ్మసామం భవతి భవతి బ్రహ్మసామం మాసో మాసో బ్రహ్మసామం భవతి బ్రహ్మసామం భవతి భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవత్యయమయం భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవత్యయం బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవత్యయమయం భవతి భవత్యయం వై వా అయం భవతి భవత్యయం వై అయం వై వా అయమయం వై లోకో లోకో వా అయమయం వై లోక వై లోకో లోకో వై వై లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో వై వై లోకో జ్యోతి లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో లోకో జ్యోతి ప్రజా ప్రజా జ్యోతిర్లోకో లోకో జ్యోతి ప్రజా జ్యోతి ప్రజా ప్రజా జ్యోతిర్జ్యోతి ప్రజా జ్యోతిర్జ్యోతి ప్రజా జ్యోతిర్జ్యోతి ప్రజా జ్యోతి ప్రజా జ్యోతిర్జ్యోతి ప్రజా ప్రజా జ్యోతిరిమమిమం జ్యోతి ప్రజా ప్రజా జ్యోతిరిమం ప్రజేతి ప్రజా జ్యోతిరిమమిమం జ్యోతిర్జ్యోతిరిమేవైవేమం జ్యోతిర్జ్యోతిరిమమేవ ఇమమేవైవేమమిమేవ లోకతేవేమమిమమేవ తత్ ఏవ తత్తదేవైవ తల్లోకం లోకం తదేవైవ తల్లోకం తల్లోకం లోకం దత్తల్లోకం పశ్యంతః పశ్యంతో లోకం దత్తల్లోకం పశ్యంతః లోకం పశ్యంతః పశ్యంతో లోకం లోకం పశ్యంతో వివదంతో వివదంతః పశ్యంతో లోకం లోకం పశ్యంతో వివదంతః పశ్యంతో వివదంతో వివదంతః పశ్యంతః పశ్యంతో వివదంత ఆవివదంతః పశ్యంతః పశ్యంతో వివదంత ఆ అభివదంత ఆవివదంతో వివదంత ఆయంతి యంత్యావివదంతో వివదంత ఆయంతి అభివదంత ఇత్యభివదంత ఆయంతి యంత్యాయంతి యంతీతి యంతి దేవానాం వై వై దేవానాం దేవానాం వా అంతమంతం వై దేవానాం దేవానాం వా అంతం వాంతమంతం వై వా అంతం జగ్ముషాం జగ్ముషామంతం వై వా అంతం జగ్ముషాం అనంతం జగ్ముషాం జగ్ముషామంతమంతం జగ్ముషామింద్రియమింద్రియం జగ్ముషామంతమంతం జగ్ముషామింద్రియం జగ్ముషామింద్రియమింద్రియం జగ్ముషాం జగ్ముషామింద్రియం వీర్యం వీర్యమింద్రియం జగ్ముషాం జగ్ముషామింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమపాప వీర్యమింద్రియమింద్రియం వీర్యమప వీర్యమపాప వీర్యం వీర్యమపాక్రామదక్రామదప వీర్యం వీర్యమపాక్రామద అపాక్రామదక్రామదపాపాక్రామత్తదక్రామదపాపాక్రామత్తద్ అక్రామత్తత్తదక్రామదక్రామత్తత్క్రోశేన క్రోశేన తదక్రామదక్రామత్తత్క్రోశేన తత్క్రోశేన క్రోశేన తత్తత్క్రోశేనావావ క్రోశేన తత్తత్క్రోశేనావ క్రోశేనావావ క్రోశేన క్రోశేనావారుంధతారుంధతావ క్రోశేన క్రోశేనావారుంధత అవారుంధతారుంధతావారుంధతత్తదరుంధతావారుంధతత్ అరుంధత తత్తదరుంధతారుంధతత్క్రోశస్య క్రోశస్య తదరుంధతారుంధత తత్క్రోశస్య తత్క్రోశస్య క్రోశస్య తత్క్రోశస్య క్రోశత్వం క్రోశత్వం క్రోశస్య తత్క్రోశస్య క్రోశత్వం క్రోశస్య క్రోశత్వం క్రోశత్వం క్రోశస్య క్రోశస్య క్రోశత్వం యద్యత్క్రోశత్వం క్రోశస్య క్రోశస్య క్రోశత్వం యత్ క్రోశత్వం యద్యత్క్రోశత్వం క్రోశత్వం యత్ క్రోశేన క్రోశేన యత్క్రోశత్వం క్రోశత్వం యత్ క్రోశేన క్రోశత్వమితి క్రోశత్వం యత్క్రోశేన క్రోశేన యద్యత్క్రోశేన చాత్వారస్య చాత్వారస్య క్రోశేన యద్యత్క్రోశేన చాత్వారస్య క్రోశేన చాత్వారస్య చాత్వారస్య క్రోశేన క్రోశేన చాత్వారస్యాంతేంతే చాత్వారస్య క్రోశేన క్రోశేన చాత్వారస్యాంతే చాత్వారస్యాంతేంతే చాత్వారస్య చాత్వారస్యాంతే స్తవంతి స్తవంచంతే చాత్వారస్య చాత్వారస్యాంతే స్తవంతి అంతే స్తవంతి స్తవంచంతేంతే స్తవంతి యజ్ఞస్య యజ్ఞస్య స్తవంచంతేంతే స్తవంతి యజ్ఞస్య స్తవంతి యజ్ఞస్య యజ్ఞస్య స్తవంతి స్తవంతి యజ్ఞస్యైవైవ యజ్ఞస్య స్తవంతి స్తవంతి యజ్ఞస్యైవ యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతమంతమేవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతం ఏవాంతమంతమేవైవాంతం గత్వా గత్వాంతమేవైవాంతం గత్వా అనంతం గత్వా గత్వాంతమంతం గత్వేంద్రియమింద్రియం గత్వాంతమంతం గత్వేంద్రియం గత్వేంద్రియమింద్రియం గత్వా గత్వేంద్రియం వీర్యం వీర్యమింద్రియం గత్వా గత్వేంద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమవావ వీర్యమింద్రియమింద్రియం వీర్యమవ వీర్యమవావ వీర్యం వీర్యమవరుంధతే రుంధతేవ వీర్యం వీర్యమవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే సత్రస్యధ్యా సత్రస్యధ్యా రుంధతే వావరుంధతే సత్రస్యధ్యా రుంధతే సత్రస్యధ్యా సత్రస్యధ్యా రుంధతే రుంధతే సత్రస్యధ్యా వనీయస్యావనీయస్య సత్రస్యధ్యా రుంధతే రుంధతే సత్రస్యధ్యా వనీయస్య సత్రస్యధ్యావనీయస్యావనీయస్య సత్రస్యధ్యా సత్రస్యధ్యావనీయస్యాంతేంత ఆహవనీయస్య సత్రస్యధ్యా సత్రస్యధ్యావనీయస్యాంతే ఆహవనీయస్యాంతేంత ఆహవనీయస్యావనీయస్యాంతే స్తువంతి స్తువంత్యంత ఆహవనీయస్యావనీయస్యాంతే స్తువంతి ఆహవనీయస్యేత్యాహవనీయస్య అంతే స్తువంతి స్తువంత్యంతేంతే స్తువంత్యగ్నిమగ్నిస్తువంత్యంతేంతే స్తువంత్యగ్నిం స్తువంత్యగ్నిమగ్నిస్తువంతిస్తువంత్యగ్నిమేవైవాగ్నిస్తువంతిస్తువంత్యగ్నిమేవ అగ్నిమేవైవాగ్నిమగ్నిమేవోపద్రష్టారమపద్రష్టారమేవాగ్నిమగ్నిమేవోపద్రష్టారం ఏవోపద్రష్టారమపద్రష్టారమేవైవోపద్రష్టారం కృత్వా కృత్వోపద్రష్టారమేవైవోపద్రష్టారం కృత్వా ఉపద్రష్టారం కృత్వా కృత్వోపద్రష్టారమపద్రష్టారం కృత్వద్భిమర్థిం కృత్వోపద్రష్టారమపద్రష్టారం కృత్వద్భిం ఉపద్రష్టారమిత్యుపాద్రష్టారం కృత్వర్థిమర్థిం కృత్వా కృత్వర్థిముపోపార్థిం కృత్వా కృత్వర్థిముప అర్థిముపోపార్థిమర్థిముపయంతి యంచుపార్థిమర్థిముపయంతి ఉపయంతి యంచుకోపయంతి ప్రజాపతేర హృదయేన ప్రజాపతేర హృదయేన యంచుకోపయంతి ప్రజాపతేర హృదయేన ఎంది ప్రజాపతేర హృదయేన ప్రజాపతేర హృదయేన ఇంద్రియంది ప్రజాపతేర హృదయేన విధానే విధానే ప్రజాపతేర హృదయేన ఇంద్రియంది ప్రజాపతేర హృదయేన విధానే ప్రజాపతేర్హృదయేన విధానేహ విధానే ప్రజాపతేర్హృదయేన ప్రజాపతేర్హృదయేన విధానేంతరంతర విధానే ప్రజాపతేర్హృదయేన ప్రజాపతేర్హృదయేన విధానేంత అవిధానేంతరంతర విధానేహ విధానేంతస్తువంతి స్తువంత్యంతర విధానేహ విధానేంతస్తువంతి అంతస్తువంతి స్తువంత్యంతరంతస్తువంతి ప్రేమాణం ప్రేమాణగ్రస్తువంత్యంతరంతస్తువంతి ప్రేమాణం ప్రేమాణం ప్రేమాణగ్రస్తువంతి స్తువంతి ప్రేమాణమేవ ప్రేమాణగ్రస్తువంతి స్తువంతి ప్రేమాణమేవ ప్రేమాణమేవ ప్రేమాణం ప్రేమాణమేవాస్యైవ ప్రేమాణం ప్రేమాణమేవాస్య ఏవాస్యాీవైవాస్య గచ్చంతి గచ్చంతి శ్రీవైవాస్య గచ్చంది అస్య గచ్చంతి గచ్చంతి స్యాస్య గచ్చంతి శ్లోకేన శ్లోకేన గచ్చంతి స్యాస్య గచ్చంతి శ్లోకేన గచ్చంతి శ్లోకేన శ్లోకేన గచ్చంతి గచ్చంతి శ్లోకేన పురస్తాత్ పురస్తాత్ శ్లోకేన గచ్చంతి గచ్చంతి శ్లోకేన పురస్తాత్ శ్లోకేన పురస్తాత్ పురస్తాత్ శ్లోకేన శ్లోకేన పురస్తాత్ సదస సదస పురస్తాత్ శ్లోకేన శ్లోకేన పురస్తాత్ సదస పురస్కాత్ సదస సదస పురస్కాత్ పురస్కాత్ సదసస్తువంతి స్తువంతి సదస పురస్కాత్ పురస్కాత్ సదసస్తువంతి సదసస్తువంతి స్తువంతి సదస సదసస్తువంజన శ్లోకేనానుశ్లోకేన స్తువంతి సదస సదసస్తువంజన శ్లోకేన స్తవంజన శ్లోకేనానుశ్లోకేన స్తువంతి స్తువంజన శ్లోకేన పశ్చాత్ పశ్చాదన శ్లోకేన స్తువంతి స్తువంజన శ్లోకేన పశ్చాత్ అనుశ్లోకేన పశ్చాత్ పశ్చాదన శ్లోకేనానుశ్లోకేన పశ్చాత్ యజ్ఞస్య యజ్ఞస్య పశ్చాదన శ్లోకేనానుశ్లోకేన పశ్చాత్ యజ్ఞస్య అనుశ్లోకేనేత్యనుశ్లోకేన పశ్చాత్ పశ్చాత్ యజ్ఞస్యైవైవ యజ్ఞస్య పశ్చాత్ పశ్చాత్ యజ్ఞస్యైవ యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతమంతమేవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతం ఏవాంతమంతమేవైవాంతం గత్వా గత్వాంతమేవైవాంతం గత్వా అంతం గత్వా గత్వాంతమంతం గత్వా శ్లోకభాజ శ్లోకభాజో గత్వాంతమంతం గత్వా శ్లోకభాజ గత్వా శ్లోకభాజ శ్లోకభాజో గత్వా గత్వా శ్లోకభాజో భవంతి భవంతి శ్లోకభాజో గత్వా గత్వా శ్లోకభాజో భవంతి శ్లోకభాజో భవంతి భవంతి శ్లోకభాజ శ్లోకభాజో భవంతి నవభిర్నవభిర్భవంతి శ్లోకభాజ శ్లోకభాజో భవంతి నవభిః శ్లోకభాజ ఇతి శ్లోకార్భాజ భవంతి నవభిర్నవభిర్భవంతి భవంతి నవభిరద్ధర్యురద్ధర్యుర్నవభిర్భవంతి భవంతి నవభిరద్ధర్యు నవభిరద్ధర్యురద్ధర్యుర్నవభిర్నవభిరద్ధర్యుర్దుర్ధర్యుర్నవభిర్నవభిరద్ధర్యురు నవభిర్ అధ్వర్యురుదురద్ధర్యురద్ధర్యురద్గాయతిగాయత్యురద్ధర్యురద్ధర్యురద్గాయతి ఉద్గాయతిగాయత్యురుద్గాయత నవనవగాయత్యురుద్గాయత నవ గాయత నవనవ గాయతి గాయత నవ వై వై నవ గాయతి గాయత నవ వై నవ వై వై నవ నవ వై పురుషే పురుషే వై నవ నవ వై పురుషే వై పురుషే పురుషే వై వై పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే వై వై పురుషే ప్రాణాః పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే పురుషే ప్రాణాః ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణాః పురుషే పురుషే ప్రాణాః ప్రాణాన్ ప్రాణాః ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణాః ప్రాణాః ప్రాణానేవ ప్రాణాన్ ప్రాణాః ప్రాణాః ప్రాణానేవ ప్రాణా ఇది ప్రాణాః ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ యజమానేషు యజమానేష్వేవ ప్రాణాన్ ప్రాణానేవ యజమానేషు ప్రాణాయిర్ప్రాణాన్ ఏవ యజమానేషు యజమానేష్వేవైవ యజమానేషు దధాతి దధాతి యజమానేష్వేవైవ యజమానేషు దధాతి యజమానేషు దధాతి దధాతి యజమానేషు యజమానేషు దధాతి సర్వాః సర్వా దధాతి యజమానేషు యజమానేషు దధాతి సర్వాః సర్వా దాది దాది సర్వా ఐంద్రియ ఐంద్రియ సర్వా దాది దాది సర్వా ఐంద్రియ సర్వా ఐంద్రియ ఐంద్రియ సర్వా సర్వా ఐంద్రియో భవంతి భవంచైంద్రియ సర్వా సర్వా ఐంద్రియో భవంతి ఐంద్రియో భవంతి భవంచైంద్రియ ఐంద్రియో భవంతి ప్రాణేషు ప్రాణేషు భవంతైంద్రియ ఐంద్రియో భవంతి ప్రాణేషు భవంతి ప్రాణేషు ప్రాణేషు భవంతి భవంతి ప్రాణేష్వేవైవ ప్రాణేషు భవంతి భవంతి ప్రాణేష్వేవ ప్రాణేష్వేవైవ ప్రాణేషు ప్రాణేష్వేవేంద్రియమింద్రియమేవ ప్రాణేషు ప్రాణేష్వేవేంద్రియం ప్రాణేషు ప్రాణేషు ఏవేంద్రియమింద్రియమేవైవేంద్రియం దధతి దధతీంద్రియమేవైవేంద్రియం దధతి ఇంద్రియం దధతి దధతీంద్రియమింద్రియం దధత్య ప్రతిహృతాభిరప్రతిహృతాభిర్దధతీంద్రియమింద్రియం దధత్య ప్రతిహృతాభి దధత్య ప్రతిహృతాభిరప్రతిహృతాభిర్దధతి దధత్య ప్రతిహృతాభిరుదుద ప్రతిహృతాభిర్దధతి దధత్య ప్రతిహృతాభిరుదు అప్రతిహృతాభిరుదుద ప్రతిహృతాభిరప్రతిహృతాభిరుద్గాయతి గాయత్యుద ప్రతిహృతాభిరప్రతిహృతాభిరుద్గాయతి అప్రతిహృతాభిరిత్య ప్రతిహృతాభిః ఉద్గాయుద్గాయుచ్యుద్గాయుదస్మాత్తస్మాద్గాయుచ్యుద్గాయుదస్మాద్గాయుద్గాయుదస్మాత్ పురుషః పురుషస్తస్మాద్గాయుద్గాయుదస్మాత్ పురుషస్తస్మాత్పురుషస్ సర్వాణి సర్వాణి పురుషస్తస్మాత్తస్మాత్పురుషస్ సర్వాణి పురుషస్ సర్వాణి సర్వాణి పురుషస్ సర్వాణ్యన్యాన్యన్యాని సర్వాణి పురుషః పురుషస్ సర్వాణ్యన్యాని సర్వాణ్యన్యాన్యన్యాని సర్వాణి సర్వాణ్యన్యాని శీర్ష్ణ శీర్ష్ణోన్యాని సర్వాణి సర్వాణ్యన్యాని శీర్ష్ణ అన్యాని శీర్ష్ణ శీర్ష్ణోన్యాన్యన్యాని శీర్ష్ణోంగాన్యంగాని శీర్ష్ణోన్యాన్యన్యాని శీర్ష్ణోంగాని శీర్ష్ణోంగాన్యంగాని శీర్ష్ణ శీర్ష్ణోంగాని ప్రతి ప్రత్యంగాని శీర్ష్ణ శీర్ష్ణోంగాని ప్రతి అంగాని ప్రతి ప్రత్యంగాన్యంగాని ప్రత్యచత్యచతి ప్రత్యంగాన్యంగాని ప్రత్యచతి ప్రత్యచత్యచతి ప్రతి ప్రత్యచని శిర శిరోచతి ప్రతి ప్రత్యచతి శిర అచతి శిర శిరోచత్యచతి శిర ఏవైవ శిరోచత్యచతి శిర ఏవ శిర ఏవైవ శిర శిర ఏవ నైవ శిర శిర ఏవన ఏవన నైవైవ న పంచదశం పంచదశం నైవైవ న పంచదశం న పంచదశం పంచదశం నన పంచదశ గోరథంతర గోరథంతరం పంచదశం నన పంచదశ గోరథంతరం పంచదశ గోరథంతర గోరథంతరం పంచదశం పంచదశ గోరథంతరం భవతి భవతి రథంతరం పంచదశం పంచదశ గోరథంతరం భవతి పంచదశమితి పంచదశం రథంతరం భవతి భవతి రథంతర గోరథంతరం భవతీంద్రియమింద్రియం భవతి రథంతర గోరథంతరం భవతీంద్రియం రథంతరమితి రథం తరం భవతీంద్రియమింద్రియం భవతి భవతీంద్రియమేవైవేంద్రియం భవతి భవతీంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవ వైవేంద్రియమింద్రియమేవ ఏవా వైవైవరుంధతే రుంధతే వైవైవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే సప్తదశగో సప్తదశగో రుంధతే వావరుంధతే సప్తదశం రుంధతే సప్తదశగో సప్తదశగో రుంధతే రుంధతే సప్తదశం బృహత్ బృహత్ సప్తదశగో రుంధతే రుంధతే సప్తదశం బృహత్ సప్తదశం బృహత్ బృహత్ సప్తదశగో సప్తదశం బృహదన్నాద్యస్యాన్నాద్యస్య బృహత్ సప్తదశగో సప్తదశం బృహదన్నాద్యస్య సప్తదశమితి సప్తాదశం బృహదన్నాద్యస్యాన్నాద్యస్య బృహద్ బృహదన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్య బృహద్ బృహదన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యా అథో అథో అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యా అథో అన్నాద్యస్యేత్యన్నా అద్యస్య అవరుధ్యా అథో అథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్రాథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్ర అవరుధ్యా ఇత్యవరుధి అథో ప్రప్రాథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రప్రైవతేన తేనైవ ప్రప్రైవతేన ఏవతేన తేనైవైవ తేన జాయంతే జాయంతే తేనైవైవ తేన జాయంతే తేన జాయంతే జాయంతే తేన తేన జాయంత ఏక విభూషణేక విభూషం జాయంతే తేన తేన జాయంత ఏక విభూషం జాయంత ఏక విభూషమేక విభూషం జాయంతే జాయంత ఏక విభూషం భద్రం భద్రమేక విభూషం జాయంతే జాయంత ఏక విభూషం భద్రం ఏక విభూషం భద్రం భద్రమేక విభూషమేక విభూషం భద్రం ద్వివదాసు ద్వివదాసు భద్రమేక విభూషమేక విభూషం భద్రం ద్వివదాసు ఏక విభూషమిత్యేకా విభూషం భద్రం ద్వివదాసు ద్వివదాసు భద్రం భద్రం ద్వివదాసు ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ద్వివదాసు భద్రం భద్రం ద్వివదాసు ప్రతిష్ఠిత్యై ద్వివదాసు ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ద్వివదాసు ద్వివదాసు ప్రతిష్ఠిత్యై పద్మయ పద్మయ ప్రతిష్ఠిత్యై ద్వివదాసు ద్వివదాసు ప్రతిష్ఠిత్యై పద్మయ ద్వివదాసు ద్వివదాసు ప్రతిష్ఠిత్యై పద్మయ పద్మయ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పద్మయ ఉపోపద్మయ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పద్మయ ఉప ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై పద్మయ ఉపోపద్మయ పద్మయ ఉపగాయంతి గాయంచుపపద్మయ పద్మయ ఉపగాయంతి ఉపగాయంతి గాయంచుపోపగాయంతి మిథునత్వాయ మిథునత్వాయ గాయంచుపోపగాయంతి మిథునత్వాయ గాయంతి మిథునత్వాయ మిథునత్వాయ గాయంతి గాయంతి మిథునత్వాయ ప్రజాత్యై ప్రజాత్యై మిథునత్వాయ గాయంతి గాయంతి మిథునత్వాయ ప్రజాత్యై మిథునత్వాయ ప్రజాత్యై ప్రజాత్యై మిథునత్వాయ మిథునత్వాయ ప్రజాత్యై ప్రజాపతి ప్రజాపతి ప్రజాత్యై మిథునత్వాయ మిథునత్వాయ ప్రజాత్యై ప్రజాపతి మిథునత్వాయేతి మిథునత్వాయ ప్రజాత్యై ప్రజాపతి ప్రజాపతి ప్రజాత్యై ప్రజాత్యై ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాత్యై ప్రజాత్యై ప్రజాపతి ప్రజా ప్రజాత్యా ఇది ప్రజాత్యై పంచభిరాసీనా మనుష్యలోకం పంచభిరిది పంచాభి ఆసీనా మనుష్యలోకం మనుష్యలోకం ఆసీనా ఆసీనా మనుష్యలోకమేవైవ మనుష్యలోకమాసీనా ఆసీనా మనుష్యలోకమేవ మనుష్యలోకమేవైవ మనుష్యలోకం మనుష్యలోకమేవాభ్యేవ మనుష్యలోకం మనుష్యలోకమేవాభి మనుష్యలోకమిది మనుష్యాలోకం ఏవాభ్యాభ్యేవైవాభిజయంతి జయంత్యభ్యేవైవాభిజయంతి అభిజయంతి జయంత్యభ్యభిజయంతి దశ దశ జయంత్యభ్యభిజయంతి దశ జయంతి దశ దశ జయంతి జయంతి దశసకం సందశ జయంతి జయంతి దశసం దశసకం సందశ దశ సంపద్యంతే పద్యంతే సందశ దశ సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే దశాక్షరా దశాక్షరా పద్యంతే సగం సంపద్యంతే దశాక్షరా పద్యంతే దశాక్షరా దశాక్షరా పద్యంతే పద్యంతే దశాక్షరా విరాట్ విరాట్ దశాక్షరా పద్యంతే పద్యంతే దశాక్షరా విరాట్ దశాక్షరా దశాక్షరా విరాడన్నమన్నం విరాట్ దశాక్షరా దశాక్షరా విరాడన్నం దశాక్షరే దశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడిది వీరాడ్ అన్నం విరాట్ విరాడన్నమన్నం విరాట్ విరాజా విరాజా విరాడన్నమన్నం విరాట్ విరాజా విరాట్ విరాజా విరాజా విరాట్ విరాట్ విరాజైవైవ విరాజా విరాట్ విరాట్ విరాజైవ విరాడిది వీరాడ్ విరాజైవైవ విరాజా విరాజైవాన్నాద్యమన్నాద్యమేవ విరాజా విరాజైవాన్నాద్యం విరాజేతి వీరాజా ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమవాన్నాద్యమన్నాద్యమవరుంధతే రుంధతే వాన్నాద్యమన్నాద్యమవరుంధతే అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే వావరుంధతే పంచధా పంచధారుంధతే వావరుంధతే పంచధా రుంధతే పంచధా పంచధారుంధతే రుంధతే పంచధా వినిషత్య వినిషత్య పంచధారుంధతే రుంధతే పంచధా వినిషత్య పంచధా వినిషత్య వినిషత్య పంచధా పంచధా వినిషత్య స్తవంతి స్తవంతి వినిషత్య పంచధా పంచధా వినిషత్య స్తవంతి పంచధేది పంచాధా వినిషద్య స్తవంతి స్తవంతి వినిషద్య వినిషద్య స్తవంతి పంచ పంచ స్తవంతి వినిషద్య వినిషద్య స్తవంతి పంచ వినిషద్యేది వినిషద్య స్తవంతి పంచ పంచ స్తవంతి స్తవంతి పంచ దిశో దిశ పంచ స్తవంతి స్తవంతి పంచ దిశ పంచ దిశో దిశ పంచ పంచ దిశో దిక్షు దిక్షు దిశ పంచ పంచ దిశో దిక్షు దిశో దిక్షు దిక్షు దిశో దిశో దిక్ష్వేవైవ దిక్షు దిశో దిశో దిక్ష్వేవ దిక్ష్వేవైవ దిక్షు దిక్ష్వేవ ప్రతి ప్రత్యేవ దిక్షు దిక్ష్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది నిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంచేకైకైకైకయా తిష్టంది ప్రతి ప్రతిష్టంచేకైకయా తిష్టంచేకైకైకైకయా తిష్టంది తిష్టంచేకైకయాస్తుదయాస్తుదయైకైకయా తిష్టంది తిష్టంచేకైకయాస్తుదయా ఏకైకయాస్తుదయాస్తుదయైకైకైకయాస్తుదయా సమాయంతి సమాయంచాస్తుదయైకైకయైకైకయాస్తుదయా సమాయంతి ఏకైకయేత్యేకయా అస్తుదయా సమాయంతి సమాయంచస్తుదయాస్తుదయా సమాయంతి విద్యో దిభ్యః సమాయంచస్తుదయాస్తుదయా సమాయంతి దిభ్యః సమాయంతి విద్యో దిభ్యః సమాయంతి సమాయంతి దిభ్య ఏవైవ దిభ్యః సమాయంతి సమాయంతి దిభ్య ఏవ సమాయంతీతి సమాయంతి దిభ్య ఏవైవ దిభ్యో దిభ్య ఏవాన్నాద్యమన్నాద్యమేవ దిభ్యో దిభ్య ఏవాన్నాద్యం దిభ్యైతి దిగోభ్యః ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యగుంసగుంసమన్నాద్యమేవైవాన్నాద్యగుంసం అన్నాద్యగుంసగుంసమన్నాద్యమన్నాద్యగుంసం భరంతి భరంతి సమన్నాద్యమన్నాద్యగుంసం భరంతి అన్నాద్యమిత్యన్నాద్యం సంభరంతి భరంతి సగుంసం భరంతి తాభిస్తాభిర్భరంతి సగుంసం భరంతి తాభి భరంతి తాభిస్తాభిర్భరంతి భరంతి తాభిరుద్గాతోద్గాతా తాభిర్భరంతి భరంతి తాభిరుద్గాతా ఉద్గాతోద్గాతాభిష్టాభిరుద్గాతోద్గాతాభిష్టాభిరుద్గాతోద్గాయదిగాయత్యుద్గాతోద్గాయదిగాయత్యుద్గాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయదిగాయది అన్నాద్యగుం సంభృత్య సంభృత్యాన్నాద్యమేవైవాన్నాద్యగుం సంభృత్య అన్నాద్యగుం సంభృత్య సంభృత్యాన్నాద్యమన్నాద్యగుం సంభృత్య తేజస్తేజస్సంభృత్యాన్నాద్యమన్నాద్యగుం సంభృత్య తేజ అన్నాద్యమిత్యన్నా అద్యం సంభృత్య తేజస్ తేజస్ సంభృత్య సంభృత్య తేజ ఆత్మన్ ఆత్మన్ తేజస్ సంభృత్య సంభృత్య తేజ ఆత్మన్ సంభృత్యేజ సంభృత్య తేజ ఆత్మన్ ఆత్మన్ తేజస్ తేజ ఆత్మన్ దే దధత ఆత్మన్ తేజస్ తేజ ఆత్మన్ దే ఆత్మందే దధత ఆత్మన్నాత్మన్ దే తస్మాత్ తస్మాత్ దధత ఆత్మన్నాత్మన్ దే తస్మాత్ తస్మాదేక ఏకస్తస్మాత్ తస్మాదేక ప్రాణ ప్రాణ ఏకస్తస్మాత్ తస్మాదేక ప్రాణ ఏక ప్రాణ ప్రాణ ఏక ఏక ప్రాణ సర్వాణి సర్వాణి ప్రాణ ఏక ఏక ప్రాణ సర్వాణి ప్రాణ సర్వాణి సర్వాణి ప్రాణ ప్రాణ సర్వాణ్యంగాన్యంగాని సర్వాణి ప్రాణ ప్రాణ సర్వాణ్యంగాని ప్రాణ ఇది ప్రాణ సర్వాణ్యంగాన్యంగాని సర్వాణి సర్వాణ్యంగాన్యమత్యమత్యంగాని సర్వాణి సర్వాణ్యంగాన్యవతి అంగాన్యవత్యవత్యంగాన్యంగాన్యవత్యథో అథో అవత్యంగాన్యంగాన్యవత్యథో అవత్యథో అథో అవత్యవత్యథో యథాయథాథో అవత్యవత్యథో యథా అథో యథాయథాథో అథో యథా సువర్ణః సువర్ణో యథాథో అథో యథా సువర్ణః అథో ఇత్యథో యథా సువర్ణః సువర్ణో యథాయథా సువర్ణ ఉత్పదిష్యన్ ఉత్పదిష్యన్ సువర్ణో యథాయథా సువర్ణ ఉత్పదిష్యన్ సువర్ణ ఉత్పదిష్యన్ ఉత్పదిష్యన్ సువర్ణః సువర్ణ ఉత్పదిష్యన్ చిర శిర ఉత్పదిష్యన్ సువర్ణః సువర్ణ ఉత్పదిష్యన్ చిర సువర్ణ ఇది సువర్ణ ఉత్పదిష్యన్ చిర శిర ఉత్పదిష్యన్ ఉత్పదిష్యన్ చిర ఉత్తమం ఉత్తమగో శిర ఉత్పదిష్యన్ ఉత్పదిష్యన్ చిర ఉత్తమం ఉత్పదిష్యన్ నిత్యదుపదిష్యన్ శిర ఉత్తమం ఉత్తమగో శిర శిర ఉత్తమం కురులే కురుల ఉత్తమగో శిర శిర ఉత్తమం కురులే ఉత్తమం కురుదే కురుద ఉత్తమముత్తమం కురుద ఏవమేవం కురుద ఉత్తమముత్తమం కురుద ఏవం ఉత్తమమిత్యుదుత్తమం కురుద ఏవమేవం కురుదే కురుద ఏవమేవైవైవం కురుదే కురుద ఏవమేవ ఏవమేవైవైవమేవమేవ దత్తదేవైవమేవమేవ దద్ ఏవ దత్తదేవైవ దద్యజమానా యజమానాస్తదేవైవ దద్యజమానా తద్యజమానా యజమానాస్తద్యజమానాః ప్రజానాం ప్రజానాం యజమానాస్తద్యజమానాః ప్రజానాం యజమానాః ప్రజానాం ప్రజానాం యజమానా యజమానాః ప్రజానాం ఉత్తమాః ప్రజానాం యజమానా యజమానాః ప్రజానాం ఉత్తమాః ప్రజానాం ఉత్తమాః ఉత్తమాః ప్రజానాం ప్రజానాం ఉత్తమాః భవంతి భవంతి ఉత్తమాః ప్రజానాం ప్రజానాం ఉత్తమాః భవంతి ప్రజానామిది ప్రజానాం ఉత్తమా భవంతి భవంత్యుత్తమా ఉత్తమా భవంత్యా సందీమా సందీన్ భవంత్యుత్తమా ఉత్తమా భవంత్యా సందీ ఉత్తమా ఇచ్చుతమా భవంత్యా సందీమా సందీం భవంతి భవంత్యా సందేముద్గాతోద్గాతా సందీం భవంతి భవంత్యా సందేముద్గాతా ఆసందేముద్గాతోద్గాతా సందీమా సందేముద్గాతారోహతి రోహత్యోద్గాతా సందీమా సందేముద్గాతారోహతి ఆసందీమిత్యాసందీం ఉద్గాతారోహతి రోహత్యోద్గాతోద్గాతారోహతి సామ్రాజ్యగుం సామ్రాజ్యగుం రోహత్యోద్గాతోద్గాతారోహతి సామ్రాజ్యం ఉద్గాతేత్యుద్గాత ఆరోహతి రోహత్యారోహతి సామ్రాజ్యగుం సామ్రాజ్యగుం రోహత్యారోహతి సామ్రాజ్యం రోహతి సామ్రాజ్యగుం సామ్రాజ్యగుం రోహతి రోహతి సామ్రాజ్యమేవైవ సామ్రాజ్యగుం రోహతి రోహతి సామ్రాజ్యమేవ సామ్రాజ్యమేవైవ సామ్రాజ్యగుం సామ్రాజ్యమేవ గచ్చంతి గచ్చంత్యేవ సామ్రాజ్యగుం సామ్రాజ్యమేవ గచ్చంతి సామ్రాజ్యమిది సామ్రాజ్యం ఏవ గచ్చంతి గచ్చంత్యేవైవ గచ్చంతి ప్లేంఖం ప్లేంఖం గచ్చంత్యేవైవ గచ్చంతి ప్లేంఖం గచ్చంతి ప్లేంఖం ప్లేంఖం గచ్చంతి గచ్చంతి ప్లేంఖగు హోతా హోతా ప్లేంఖం గచ్చంతి గచ్చంతి ప్లేంఖగు హోతా ప్లేంఖగో హోదా హోదా ప్లేంఖం ప్లేంఖగో హోదా నాగస్య నాగస్య హోదా ప్లేంఖం ప్లేంఖగో హోదా నాగస్య హోదా నాగస్య నాగస్య హోదా హోదా నాగస్యైవైవ నాగస్య హోదా హోదా నాగస్యైవ నాగస్యైవైవ నాగస్య నాగస్యైవ పృష్టం పృష్టమేవ నాగస్య నాగస్యైవ పృష్టం ఏవ పృష్టం పృష్టమేవైవ పృష్టగం రోహంతి రోహంతి పృష్టమేవైవ పృష్టగం రోహంతి పృష్టగం రోహంతి రోహంతి పృష్టం పృష్టగం రోహంతి కూర్చౌ కూర్చౌ రోహంతి పృష్టం పృష్టగం రోహంతి కూర్చౌ రోహంతి కూర్చౌ కూర్చౌ రోహంతి రోహంతి కూర్చావద్ధర్యుర్యుః కూర్చౌ రోహంతి రోహంతి కూర్చావద్ధర్యుః కూర్చావద్ధర్యరద్ధర్యః కూర్చౌ కూర్చావద్ధర్యర్బ్రహ్మస్య బ్రహ్మస్యాద్ధర్యః కూర్చౌ కూర్చావద్ధర్యర్బ్రహ్మస్య అధ్వర్యర్బ్రహ్మస్య బ్రహ్మస్యాద్ధర్యరద్ధర్యర్బ్రహ్మస్యైవైవ బ్రహ్మస్యాద్ధర్యరద్ధర్యర్బ్రహ్మస్యైవ బ్రహ్మస్యైవైవ బ్రహ్మస్య బ్రహ్మస్యైవ విష్ణవం విష్ణవమేవ బ్రహ్మస్య బ్రహ్మస్యైవ విష్ణవం ఏవ విష్ణవం విష్ణవమేవైవ విష్ణవం గచ్ఛంది గచ్ఛంది విష్ణవమేవైవ విష్ణవం గచ్ఛంది విష్ణవం గచ్ఛంది గచ్ఛంది విష్ణవం విష్ణవం గచ్ఛంది ఏదావంతరేదావంతో గచ్ఛంది విష్ణవం విష్ణవం గచ్ఛంది ఏదావంతః గచ్ఛంది ఏదావంతరేదావంతో గచ్ఛంది గచ్ఛంది ఏదావంతో వైవ ఏదావంతో గచ్ఛంది గచ్ఛంది ఏదావంతో వై ఏదావంతో వైవ ఏదావంతర ఏదావంతో వై దేవలోకాదేవలోకా వా ఏదావంతర ఏదావంతో వై దేవలోకా వైదేవలోకాదేవలోకా వై వైదేవలోకాస్తేషు దేశు దేవలోకా వై వైదేవలోకాస్తేషు దేవలోకాస్తేషు దేశు దేవలోకా దేవలోకాస్తేష్వే వైవ దేశు దేవలోకా దేవలోకాస్తేష్వేవ దేవలోకా ఇది దేవలోకాః తేష్వేవైవ దేశు దేశ్వేవ యథా పూర్వం యథా పూర్వమేవ దేశు దేశ్వేవ యథా పూర్వం ఏవ యథా పూర్వం యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి ప్రతి యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి యథా పూర్వం ప్రతి ప్రతి యథా పూర్వం యథా పూర్వం ప్రతి తిష్ఠంది తిష్ఠంది ప్రతి యథా పూర్వం యథా పూర్వం ప్రతి తిష్ఠంది యథా పూర్వమిది యథా పూర్వం ప్రతి తిష్ఠంది తిష్ఠంది ప్రతి ప్రతి తిష్ఠంత్యథో అథో తిష్ఠంది ప్రతి ప్రతి తిష్ఠంత్యథో తిష్ఠంత్యథో అథో తిష్ఠంది తిష్ఠంత్యథో ఆక్రమణమాక్రమణమథో తిష్ఠంది తిష్ఠంత్యథో ఆక్రమణం అథో ఆక్రమణమాక్రమణమథో అథో ఆక్రమణమేవైవాక్రమణమథో అథో ఆక్రమణమేవ అథో ఇత్యథో ఆక్రమణమేవైవాక్రమణమాక్రమణమేవ దత్తదేవాక్రమణమాక్రమణమేవ తత్ ఆక్రమణమిత్యాక్రమణం ఏవ దత్తదేవైవ తత్సేతుమూసేతం తదేవైవ తత్సేతుం తత్సేతుమూసేతం తత్తత్సేతుం యజమానా యజమానాస్యేతం తత్తత్సేతుం యజమానాః సేతుం యజమానా యజమానాస్యేతుమూసేతుం యజమానాః కుర్వతే కుర్వతే యజమానాస్యేతుమూసేతుం యజమానాః కుర్వతే యజమానాః కుర్వతే కుర్వతే యజమానా యజమానాః కుర్వతే సువర్గస్య సువర్గస్య కుర్వతే యజమానా యజమానాః కుర్వతే సువర్గస్య కుర్వతే సువర్గస్య సువర్గస్య కుర్వతే కుర్వతే సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య కుర్వతే కుర్వతే సువర్గస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సువర్గస్యేతి సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టి సమష్ట్యా ఇది సమష్టి.